శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. బృహదారణ్యకోపనిషత్ పంచమాధ్యాయము 5-8 ఉట్ అష్టమం బ్రాహ్మణం అక్షర బ్రాహ్మణము అథ అష్టమం బ్రాహ్మణం. మంత్ర 1.3.8.1 అథ హవాచక్న వివాచ బ్రాహ్మణా భగవంతో హంతాహమిమం ద్వౌ ప్రశ్నౌ ప్రక్ష్యామి తౌ చేన్మే వక్ష్యతి న వై జాతు యుష్మాకమిమం కశ్చిద్బ్రహ్మోద్యం జేతేతి. పృచ్ఛగార్గీతి 1.1 అథ హవాచల్కః ఉవాచ బ్రాహ్మణ భగవంతో హంతాత్ అహం ఇమం ద్వౌ ప్రశ్నౌ ప్రక్ష్యామి తౌ చేత్ ఇమే వక్ష్యతి న వై జాతు యుష్మాకం ఇమం కశ్చిత్ బ్రహ్మోద్యం జేతేతి. అప్పుడు వచల్కుని కుమార్తెయగు గార్గి లేచి నిలుచున్నారు. గార్గి భగవత్స్వరూపులు పూజనీయులు అగు ఓ బ్రాహ్మణులారా, సభికులారా, ఇప్పుడు మీరు మరొక్కసారి అనుజ్ఞయిస్తే ఈ మన యాజ్ఞవల్కిల వారిని 2 ప్రశ్నలు అడుగతలుచుకున్నాను. ఆ నా 2 ప్రశ్నలకు వీరు సరి అయి సమాధానము ఇస్తే ఇకప్పుడు బ్రహ్మము సంబంధమై ఈయనను జయించువారు లేరని మనము అనుకోవచ్చునని నా అభిప్రాయము. పృచ్ఛగార్గి ఇతి. అప్పుడు అక్కడి బ్రాహ్మణులు అమ్మ గార్గి, అట్లాగే లేవండి, అడగండి అని సాదరముగా పలికారు. మంత్ర 2.3.8.2 సా హోవాచాహం వైత్వా యాజ్ఞవల్క్య యథా కాశ్యో వా వైదేహో వోగ్రపుత్ర ఉజ్జ్యం ధనురధిజ్యం కృత్వా ద్వౌ బాణవంతౌ సపత్నాతివ్యాధినౌ హస్తే కృత్వోపోత్తిష్ఠే దేవమేవాహం త్వా ద్వాభ్యాం ప్రశ్నాభ్యాముపోదస్థాం తౌ మే బ్రూహీతి. పృచ్ఛగార్గీతి 2.2 సా హోవాచ గార్గ్యోవాచ అహం వైత్వా యాజ్ఞవల్క్య యథా కాశ్యో వా వైదేహో వోగ్రపుత్ర ఉజ్జ్యం ధనః అధిజ్యం కృత్వా ద్వౌ బాణవంతౌ సపత్నాతి వ్యాధినౌ హస్తే కృత్వోపా ఉత్తిష్ఠేత్ ఏవమేవ అహం త్వాం ద్వాభ్యాం ప్రశ్నాభ్యాం ఉపోదస్థాం తౌ మే బ్రూహీతి. యాజ్ఞవల్కిడు పృచ్ఛగార్గి ఇతి. గార్గి ఓ యాజ్ఞవల్క్య మహాశయ, వీరిలైనటువంటి హెరిక్ పర్సన్స్ కాశీరాజుగాని మన ఈ విదేహ చక్రవర్తిగాని 2 బాణములు సంధించి విడిచిపెట్టినప్పుడు అవి ఏ విధంగా శత్రువులకు గుచ్చుకుంటాయో ఆ తీరుగా మిమ్ములను ఇదిగో ఈ 2 ప్రశ్నలు సంధిస్తున్నాను. దయతో జాగరుకులై సంసిద్ధులై సమాధానము చెప్పెదురుగాక. యాజ్ఞవల్క్యుడు కేవలానంద ఆత్మస్వరూపిణి. గార్గి, మీరు అడగదలచిన 2 ప్రశ్నలు నిరాఘాతంగా అడగవచ్చును, నేను సిద్ధముగా ఉన్నాను. ఓ పవిత్ర హృదయలగు సభికులారా, తత్వదస్సులారా, ఈ గార్గి ఇక తన ప్రశ్నలేమిటో సంధించవచ్చును. గార్గి మహాత్మా, నా ప్రశ్నలు వినండి. మంత్ర 3.8.3 సా హోవాచ యదుర్ధ్వం యాజ్ఞవల్క్య దివో యదవాక్ పృథివ్యా యదంతర ద్యావా పృథివీ ఇమే యద్భుతం చ భవచ్చ భవిష్యచ్చేత్యాచక్షతే కస్మింస్తదోతం చ ప్రోతం చేతి. 3.3 సాహ ఉవాచ సాహోవాచ గార్గ్యోవాచ యత్ ఊర్ధ్వం యాజ్ఞవల్క్య దివో యత్ అవాక్ పృథివ్యా యత్ అంతరా ద్యావా పృథివీ ఇమే యత్ భూతం చ భవచ్చ భవిష్యత్ చ యత్ ఆచక్షతే కస్మిన్ తత్ ఓతం చ ప్రోతం చ ఇతి. గార్గి 1. ఆకాశమునకు ద్విలోకమునకు ఆవలగాను ఈ సమస్త భౌతిక సృష్టిరూపమగు భూమికి క్రిందగాను ఉన్న వస్తువేది? 2. భూతకాలంలో వర్తమానకాలంలో భవిష్యత్ కాలంలో ఉన్నట్టి ఈ సమస్తము ఇద్దానియందు ఓత ప్రోతమయ్యున్నది. ఈ 2 విషయాలు స్పష్టంగా నిస్సందేహముగా వివరించండి. మంత్ర 4.3.8.4 సహోవాచ యదుర్ధ్వం గార్గి దివో యదవాక్ పృథివ్యా యదంతర ద్యావా పృథివీ ఇమే యద్భుతం చ భవచ్చ భవిష్యచ్చేత్యాచక్షత ఆకాశే తదోతం చ ప్రోతం చేతి. 4.4 సహో ఉవాచ అవ్యాజ్ఞవల్క్యోవాచ యత్ ఊర్ధ్వం గార్గి దివో యదవాక్ పృథివ్యా యత్ అంతరా ద్యావా పృథివీ ఇమే యత్ భూతం చ భవచ్చ భవిష్యచ్చేచ్చ ఆచక్షతే ఆకాశే తత్ ఓతం చ ప్రోతం చ ఇతి. యాజ్ఞవల్కీడు ఓ గార్గి, ఆకాశమునకు ఆవల, భూమికి క్రిందుగా, మధ్యయందు, ఇతఃపూర్వము, ఇప్పుడు, ఇకముందు కూడా కనబడుచున్న జగత్తు అంతా కూడా అవ్యాకృత ఆకాశము. అందులోనే ఇదంతా ఓతప్రోతమై ఉన్నది. వ్యాకృతము ఒకచోట నుండి ఇంకొకచోటికి విస్తరించి ఉన్నట్టిది. అవ్యాకృతము అంతటా తానే నిండి ఉన్నట్టిది. ఓతప్రోతం మట్టి బొమ్మయందు అంతటా మట్టిచే నిండి ఉన్నట్టి తీరుగా. మంచుగడ్డ యందు అంతటా జలమే స్వభావతః ఉన్నట్లు. వస్త్రమునందు నిలువుగాను అడ్డముగాను తుది నుండి వచ్చిన దారమే ఆక్రమించి ఓతప్రోతమై ఉన్నట్లు. మంత్ర 5:3.8.5 సా హోవాచ నమస్తేస్తూ యాజ్ఞవల్క్య యో మా ఏతం వ్యవోచోపరస్మై ధారే స్వేతి పృచ్ఛ గార్గీతి 5:5 సా హోవాచ గార్గోవాచ నమస్తే అస్తు యాజ్ఞవల్క్య యో మా ఏతం వ్యవోచ ఉపరస్మై ధారేస్వ ఇతి గార్గీ మహాత్మా. యాజ్ఞవల్క్య, మీ సమాధానము నాకు నచ్చినది, సంతోషము కలిగిస్తోంది, అందుకు మీకు నమస్కరిస్తున్నాను. స్వామీ, మరొక ప్రశ్న అడగటానిక అనుగ్రహించి అనుజ్ఞ ఇవ్వండి. యాజ్ఞవల్క్యుడు పృచ్ఛ గార్గి ఇతి. యాజ్ఞవల్క్యుడు, ఓ గార్గి, తప్పక అడగండి. నేను సంసిద్ధుడనే ఉన్నాను. మంత్ర 6:3.8.6 సా హోవాచ యదుర్ధ్వం యాజ్ఞవల్క్య దివో యదవాక్ పృథివ్యాహ్యదంతర ద్యావ పృథివీ ఇమే యద్భుతం చ భవచ్చ భవిష్యచ్చేత్యాచక్షతే ఆచక్షతే కస్మిన్స్తదోతం చ ప్రోతం చేతి. 6:6 సా హోవాచ గార్గోవాచ యత్ ఊర్ధ్వం యాజ్ఞవల్క్య దివో యత్ అవాక్ పృథివ్యా యత్ అంతరా ద్యావ పృథివీ ఇమే యత్ భూతం చ భవచ్చ భవిష్యచ్చ ఏతి ఆచక్షతే కస్మిన్ తతఓతం చ ప్రోతం చ ఇతి. గార్గి, ద్యులోకము కంటే, ఆకాశము కంటే, ఆవల భూమి కంటే క్రిందుగా, బ్రహ్మాండ కపాలము యొక్క మధ్యగాను, భూత వర్తమాన భవిష్యత్తులలోనూ, ఏదైతే సూత్రము పూలదండలో దారము వంటిది అని చెప్పుచున్నారో, అట్టి ఆ సూత్రము దేనియందు ఓతప్రోతము అయి ఉన్నది? పూలదండలో దారము పూలన్నిటినీ ఒక వరుసలో నిలిపి ఉంచినట్లు ఏ సూత్రము దారము చే ఈ లోకములు లోకులు జీవులు ఒకే దండవలె గృచ్చబడి ఉన్నారు? మంత్ర 7:3.8.7 సహోవాచ యదుర్ధ్వం గార్గీ దివో యదవాక్ పృథివ్యా యదంతర ద్యావ పృథివీ ఇమే యద్భుతం చ భవచ్చ భవిష్యచ్చేత్యాచక్షత ఆకాశ ఏవ తదోతం చ ప్రోతం చేతి కస్మిన్ను ఖల్వాకాశ ఓతశ్చ ప్రోతశ్చేతి. 7:7 సహ ఉవాచ అయాజ్ఞవల్క్యోవాచ యత్ ఊర్ధ్వం గార్గి దివో యత్ అవాక్ పృథివ్యా యత్ అంతరా ద్యావా పృథివీమే యత్ భూతం చ భవచ్చ భవిష్యచ్చ ఏత్యాచక్షతే ఆకాశ ఏవ తత్ ఓతం చ ప్రోతం చ ఇతి. యాజ్ఞవల్క్యుడు, బ్రహ్మాండమునకు ఆవల, క్రింద భాగమునందు, మధ్యభాగమునందు, త్రికాలములందు ఏది సూత్రరూపముగా ఉన్నదో అట్టి సమస్తము కూడా అవ్యాకృత ఆకాశమునందు ఈడుగు పేకల ఆకారము వలె కల్పించబడుతోంది. పేకలతో ఒక ఆకారము ఇల్లు వంటిది నిర్మించబడినప్పటికీ అక్కడ ఇల్లు అనునదేమీ ఉండదు కదా. ఈ విధంగా ఇదంతా కూడా అవ్యాకృత ఆకాశమునందు ఓత ప్రోతమై ఉన్నది. ఉదా ధాన్యపు రాశి ఆకారము ధాన్యపు గింజలచే నిర్మించబడి కనబడురితిగా. గార్గి, కస్మిన్ను ఖలు ఆకాశోతశ్చ ప్రోతశ్చైతి. గార్గి, అవ్యాకృత ఆకాశము మాటలతో చెప్పజాలని అవాచ్యము కదా. అవ్యాకృత ఆకాశము దేనియందు పడుగు పేకల ఫోర్మ్ ఫోర్మ్డ్ బై ప్లే కార్డ్ వలె కల్పించబడి ఉంటోంది. మంత్ర 8:8.8 సహోవాచేత ద్వై తదక్షర గార్గి బ్రాహ్మణ అభివదంత్య స్థూలమన్వహ్రస్వమదీర్ఘమలోహిత స్నేహమచ్చాయమతమోవాయవనకాసం సంగం అచక్షుష్కమ శ్రోత్రమవా అమనోతేజస్కం ప్రాణమముఖమమాత్రం అనంతరమ బాహ్యం న తదస్నాతి కించన న తదస్నాతి కశ్చన. 8:8 సహ ఉవాచ యాజ్ఞవల్క్యోవాచ ఏతత్వై తత్ అక్షరం గార్గి బ్రాహ్మణ అభివదంతి అస్థూలం అనన్వ అహ్రస్వం అదీర్ఘం అలోహితం అస్నేహం, అచ్చాయం, అతమో యాజ్ఞవల్క్యుడు అవ్యాకృతాకాశము ఎందులో ఓతదు ప్రోతమై ఉన్నదో అది అక్షరపర బ్రహ్మము అని బ్రహ్మజ్ఞులు పిలుచుచున్నారు. అనగా ఇదంతా అక్షరమునందు నాశనము లేని దానియందు ఓతప్రోతమయ్యున్నది అట్టి అక్షరపర బ్రహ్మము. అస్థూలం స్థూలము కాదు, అనన్వం అణువు వలె సూక్ష్మము కాదు, అహ్రస్వం పొట్టిది కాదు, అదీర్ఘం పొడవైనది కాదు, అవాయహ అనాకాశం, అసంగం, అరసం, అగంధం, అచక్షుష్కం, అశ్రోత్రం, అవాక్, అమనో, అతేజస్కం, అప్రాణం, అముఖం, అమాత్రం, అనంతరం, అబాహ్యం, న తత్ అస్నాతి కించన, న తత్ అస్నాతి కశ్చన. అలోహితం లోహ సంబంధమైనది, సాకారమైనది కాదు. అస్నేహం దేనితోనూ స్నేహ సంబంధము కలిగి ఉన్నది కాదు. అచ్చాయం నీడ అనునది లేనట్టిది. మనస్సు కాదు, భూమి అగ్నిజాలము కాదు, వాయువు కాదు, ఆకాశము కాదు, దేనితోను సంగము కలిగినది కాదు. రసము గంధము చూడబడేది, వినబడేది, ఆ మాట్లాడబడేది, ఆలోచించబడేది తేజోరూపము ప్రాణరూపము కాదు. నోరు లేనిది, పరిణామము అననది లేనిది అమాత్రం, అంతరమైనది కాదు, బాహ్యము కాదు, అద్దానికి బాహ్య అభ్యంతరములు లేవు. అంతటా ఉన్నదానికి ఏది బాహ్యము, ఏది అంతరము, అది ఎద్దానిని భుజించదు, అద్దానిని భుజించినదంటూ ఏదీ లేదు. మంత్ర 9.3.8.9 ఏతస్యవ అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యాచంద్రమసౌ విధృతౌ తిష్టత ఏతస్యవ అక్షరస్య ప్రశాసనే గార్గి ద్యావా పృథివ్యౌ విధృతే తిష్టత ఏతస్యవ అక్షరస్య ప్రశాసనే గార్గి నిమేషా ముహూర్త అహోరాత్రాణ్యర్ధమాసా మాసా ఋతవః సంవత్సరా ఇతి విధృతాస్తిష్ఠంతేతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి ప్రాచ్యోన్య నద్యః స్యందంతే స్వేతేభ్యః పర్వతేభ్యః ప్రతిచ్యోన్యాయాం యాం చ దిశమన్వితస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి దదతో మనుష్యాః ప్రశంసంతి యజమానం దేవా దర్వీం పితరోన్వయత్త. 9.9 ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యాచంద్రమసౌ విధృతౌ తిష్ఠతః ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి ద్యావా పృథివ్యౌ విధృతే తిష్ఠతః ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి నిమేషా ముహూర్త అహోరాత్రాణి అర్ధమాసా మాసా ఋతవః సంవత్సరా ఇతి విధృతాః తిష్ఠంతి. ఓ గార్గి, అట్టి అక్షరమగు ఆత్మ యొక్క సంకల్పము ఆజ్ఞచేతనే సూర్య చంద్రులు ఆకాశములో సంచారములు చేయుచున్నారు. అద్దాని నుండి భూమి అంతరిక్షములు శక్తి సంపన్నములు అగుచున్నాయి. అక్షరమగు అద్దాని ప్రశాసనము ఆజ్ఞచేతనే కాలము నియమించబడినదై నిమేషములు ముహూర్తములు రాత్రింబవళ్ళు పక్షములు 12 నెలలు 6 ఋతువులు సంవత్సరముల శతాబ్దములు యుగములు మహాయుగములు ఇత్యాది రూపముగా ప్రదర్శితము అగుచున్నది. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి ప్రాచ్యో నద్యః స్యందంతే స్వేతేభ్యః పర్వతేభ్యః ప్రతీచ్యో అన్యాయాం యాం చ దిశం అన్య ఏతస్య వా. అట్టి అక్షరమగు ఆత్మ యొక్క సంకల్ప ఆనుజానుసరమే లేక ప్రశాసమును అనుసరించియే గంగ మొదలైన నదులు ప్రాముఖము తూర్పువైపు గాను, మరికొన్ని నదులు సింధునది మొదలైనవి పడమరముఖముగాను హిమవత్ ప్రదేశము నుండి ప్రారంభమై ప్రవహిస్తున్నాయి. నదుల దిశలు ఉపనదుల దిశలు సముద్రములో కలియటము ఋతుపవనాలు వర్షపాతములు మండుటెండలు భూసారములు మొదలైనవన్నీ కూడా ఆత్మ యొక్క ఆజ్ఞచేతనే నిర్వర్తించబడినవి అగుచున్నాయి. దిక్కులు ఆ దిక్కులలో ప్రకృతి విశేషాలు అంతా ఆత్మ యొక్క సంకల్ప అవికల్పముల విశేషాలే. అంతేకాదమ్మా గార్గి, అక్షరస్య ప్రశాసనే గార్గి దదతో మనుష్యార్హ ప్రశంసంతి యజమానం దేవా దర్వీం పితరో అన్వయత్తాః. అట్టి అక్షరము యొక్క ప్రశాసనము చేతనే మానవుల జంతువుల రాక్షసుల దేవతల వివిధ స్వభావాలు పితృదేవతల తర్పణములు పితృదేవతలను జేరి సంతాన ప్రాప్తులుగా వర్షించటము, దర్విహోమములు ద్వారా యజ్ఞములు దేవతల వర్షింపజేయు, మానవ శ్రేయస్సులు ఇవన్నీ ఫల ప్రతిఫలములుగా ఆగుచున్నాయి. మంత్రపది 3.8.10 యోవా ఏతదక్షరం గార్గ్యవిదిత్వాస్మిలోకే జుహోతి యజతే తపస్తప్యతే బహుని వర్షసహస్రాణ్యంతవదేవాస్య తద్భవతి లోకో భవతి. యోవా ఏతదక్షరం గార్గ్యవిదిత్వాస్మాల్లోకాత్ ప్రైతి స కూపణోథాయ ఏతదక్షరం గార్గి విదిత్వాస్మాల్లోకాత్ ప్రైతి స బ్రాహ్మణః. పది యోవా ఏతత్ అక్షరం గార్గి అవిదిత్వా అస్మిన్ లోకే జుహోతి యజతే తపః తప్యతే బహుని వర్ష సహస్రాణి అంతవత్ ఏవ అస్య తద్భవతి. యో వా ఏతత్ అక్షరం గార్గి అవిదిత్వా అస్మాత్ లోకాత్ ప్రైతి. ఓ గార్గి, ఎవడు అట్టి అక్షర పరబ్రహ్మమును ఎరిగి లోకములో హోమము చేయుచున్నాడో, యాగము చేయుచున్నాడో, తపస్సు చేయుచున్నాడో, అట్టివాడు ఆ పరబ్రహ్మతత్వస్వరూపమే తానే ప్రకాశించుచున్నాడు. అది ఎరుగక అనేక సంవత్సరములు తపస్సు, యజ్ఞము, యాగము, క్రతువులు నిర్వర్తించువాడు పొందే ఫలప్రదములన్నీ కాలము చేతనే వచ్చి కాలము చేతనే నశించినవగుచున్నాయి. అనగా ఎవడు ఆ బ్రహ్మమును ఎరుగకుండా యజ్ఞ, యాగ, క్రతు, తపస్సులను నిర్వర్తిస్తాడో అట్టివాడు లోకసంబంధము, నాశన, అనివార్యము, కాలపరిమితము అగు ఫలములను మాత్రమే పొందుచున్నాడు. స కూపణో అథయ ఏతత్ అక్షరం గార్గి విదిత్వా అస్మాత్ లోకాత్ ప్రైతి స బ్రాహ్మణః. ఓ గార్గి, అందుచేత అక్షర బ్రహ్మమును ఎరుగు మహదాశయము కలిగి ఉండియే మనందరిచేత కూడా ఈ వేద సంబంధమైన లోక సంబంధమైన స్వధర్మమునకు సంబంధించిన కార్యక్రమములు నిర్వర్తించబడునుగాక. లేదా కర్మల ప్రయోజనములు కాలముచే జనించి కాలముచేతనే క్షీణించి నశించిపోగలవు. బ్రహ్మమును ఎరుగుచూ జీవితము సాగించువాడు బ్రహ్మమును సర్వదా సర్వత్రా దర్శించువాడు, అతడే బ్రాహ్మణుడు. బ్రహ్మమును ఎరుగుటచేతనే బ్రహ్మముగా ఈ సర్వము దర్శించుటచేతనే ఈ సభలో అనేకులు బ్రాహ్మణులు అని కీర్తింపబడుచున్నారు. మంత్ర 3.8.11 తద్వా ఏతదక్షరం గార్గ్యదృష్టం ద్రష్టుశ్రుత శ్రోత్రమతం మంత్రవిజాతం విజ్ఞాతృ నాణ్యదతోస్తి ద్రష్టు నాణ్యదతోస్తి శ్రోతృ నాణ్యదతోస్తి మంత్రు నాణ్యదతోస్తి విజ్ఞాత్రేతస్మిన్ను ఖల్వక్షరే గార్గ్యాకాశ ఓతశ్చ ప్రోతశ్చేతి. 11 తద్వా ఏతత్ అక్షరం గార్గి అదృష్టం ద్రష్ట అశ్రుతం శ్రోత్రం అమతం మంత్ర అవిజ్ఞాతం విజ్ఞాతృ. ఓ గార్గి, ఆ అక్షర బ్రహ్మమును ఎవ్వరు కంటితో చూడలేరు, కాని అయ్యది అందరిని చూచుచునే ఉన్నది. అద్దానిని ఎవ్వరూ వినజాలరు, కాని అందరి శబ్దములను అయ్యది వినుచూనే ఉన్నది. అది ఎవ్వరూ మనస్సుతో పొందలేరు, కాని అందరి మనస్సులను అది పొందుచూనే ఉన్నది. అందరూ అద్దానిని తెలుసుకొనలేరు, కాని అందరినీ ఆ అక్షర పరబ్రహ్మము ఎరుగుచూనే ఉన్నది. నా అన్యత్ అతో అస్థి ద్రష్టు, నా అన్యత్ అతో అస్థి శ్రోతృ, నా అన్యత్ అతో అస్థి మంత్రు, నా అన్యత్ అతో అస్థి విజ్ఞాత్ర. ఏతస్మిన్ను ఖలు అక్షరే గార్గి ఆకాశ ఓతః చ ప్రోతః చ ఇతి ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చ ఇతి. అద్దానిని చూచువారు, వినువారు, ఆలోచించువారు, తెలుసుకునివారు అద్దానికి వేరుగా లేరు. ఎందుకంటే ఆత్మ సర్వదా అనన్యము, అద్వితీయము కూడా. అద్దానికి వేరే ఏది అనుభవముగుట లేదు. అనుభవముగా పొందబడేది కూడా అద్దానికి ఏమాత్రము వేరు కాదు. ఆ అక్షరబ్రహ్మము చూచినదే చూడబడుచున్నది, అయ్యది విననదే వినబడుచున్నది, ఆలోచించినదే ఆలోచించబడుచున్నది, ఆ అక్షరము తెలుసుకొనుచున్నదే తెలియబడుచున్నదగుచున్నది. అద్దానికి వేరుగా చూచువారు లేరు, వినువారు లేరు, ఆలోచించువారు లేరు, తెలుసుకునివారు లేరు. ఓ గార్గి, ఆ అక్షరపరబ్రహ్మమునందే ఆకాశము మొదలుకొని సర్వము ఓతప్రోతమై బంగారమే ఆభరణములవలే జలమే తరంగములవలే చెన్నొందుచున్నది. మంత్ర 12 3.8.12 సా హోవాచ బ్రాహ్మణ భగవంతస్తదేవ బహు మన్యేధ్వం యత్స్మాన్నమస్కారేణ ముచేధ్వం న వైజాతు యుష్మాకమిమం కశ్చిద్బ్రహ్మోద్యం జేతేతి తతోహ వాచక్నవిపరరామ 12 ఇత్యష్టమం బ్రాహ్మణం 12 సాహో ఉవాచ గార్గ్యోవాచ బ్రాహ్మణ భగవంతః తదేవ బహు మన్యేధ్వం యత్ అస్మాన్ నమస్కారేణ ముచేధ్వం గార్గీ ఓ పూజిలగు సభికులారా భగవత్స్వరూపులగు బ్రాహ్మణులారా ఈ యాజ్ఞవల్క్య మహానుభావుని సమాధానము ఆమూలాగ్రము విన్నాము కదా. వారి సమాధానము నాకు ఎంతో తృప్తిని ఆనందమును కలుగజేస్తోంది, స్వస్వరూప ఔన్నత్యమును గుర్తుచేస్తోంది. వారికి హృదయపూర్వకముగా నమస్కరించున్నాను. నవైజాతు యుష్మాకం ఇమం కశ్చిత్ బ్రహ్మోద్యం జేతేతి తతో హవాచక్నః ఉపరరామ వాచక్నవిపరరామ. వారితో వాదన కంటే అట్టి వాదనల నుండి మనము విరమించటమే మంచిదని నేను అనుకుంటున్నాను. మనము బ్రహ్మవిద్య ఎందు వారిని కాదనలేమని జయింపలేమని నేను తలచుచున్నాను. యాజ్ఞవల్కిల వారికి ఈ సభలోని బ్రహ్మజులకు సద్గురువులకు హృదయపూర్వక నమస్కారము. ఇట్లా పలికి వచట్నుని పుత్రికేగు గార్గీ శాంతము ధరించి మౌనము వహించినవారయ్యారు. ఇది బృహదారణికోపనిషత్ 5వ అధ్యాయే 8వ అక్షర బ్రాహ్మణః. ఇతి బృహదారణికోపనిషత్ 5వ అధ్యాయః 8వ బ్రాహ్మణం. ఇతి బృహదారణికోపనిషత్ 5వ అధ్యాయే 8వ బ్రాహ్మణం అక్షర బ్రాహ్మణః. 5.9 బ్రాహ్మణం యాజ్ఞవల్క్య శాకల్య సంవాదము అథ 9వ బ్రాహ్మణం. మంత్ర 1.3.9.1 అథహైనం విదగ్ధః శాకల్యః పప్రచ్ఛకతి దేవా యాజ్ఞవల్క్యేతి సహైతేవ నివిదా ప్రతిపేదే యావంతో వైశ్వదేవస్య నివిద్యచ్యంతే త్రయశ్చ త్రీచ శతా త్రయశ్చ త్రీచ సహస్రేత్యుమితి హోవాచ కత్యేవ దేవా యాజ్ఞవల్క్యేతి త్రయస్త్రిప్సదిత్యుమితి హోవాచ కత్యేవ దేవా యాజ్ఞవల్క్యేతి షడిత్యుమితి హోవాచ కత్యేవ దేవా యాజ్ఞవల్క్యేతి త్రయ ఇత్యోమితి హోవాచ కత్యేవ దేవా యాజ్ఞవల్కే ద్వావిత్యోమితి హోవాచ కత్యేవ దేవా యాజ్ఞవల్కేత్యర్ధ ఇత్యోమితి హోవాచ కత్యేవ దేవా యాజ్ఞవల్కేత్యేక ఇత్యోమితి హోవాచ కతమే తే త్రయశ్చ త్రీచ శత త్రయశ్చ త్రీచ సహస్రేతి 1.1 అథహైనం విదగ్ధః శాకల్యః పప్రచ్ఛ విదగ్ధుడు అను శకల్యుని కుమారుడగు శాకల్యుడు లేచి నిలుచుని ఈ విధంగా అడుగసాగారు. శాకల్యుడు కతిదేవా యాజ్ఞవల్క్య ఇతి ఓ యాజ్ఞవల్క్య మహానుభావన్ నమస్కారము. మీరు చెప్పినదంతా ఇంతవరకు వింటూ వస్తున్నాను, సంతోషమే. అయినా కూడా మీ ముందు కొన్ని ప్రశ్నలు ఉంచదలుచున్నాను. వేద వామ్మేమును అనుసరించి సమాధానం చెప్పండి. దేవతలు ఎంతమంది? యాజ్ఞవల్క్యుడు సహైతయేవ నివిదా ప్రతిపేదే యావంతో వైశ్వదేవస్య నివిద్య ఉచ్యంతే. యాజ్ఞవల్క్యుడు ఓ శకల్యముని కుమార వైదగ్ధ వినండి, వైశ్వదేవ అనే శాస్త్రమునందు ఎంతమంది దేవతలు వర్ణించబడ్డారో వారందరూ దేవతలే ఉన్నారు. వైశ్వదేవ నివిద్య మంత్రములచే ఎంతమంది దేవతలు చెప్పబడుచున్నారో అది చెప్పుకోవచ్చును. శాకల్యుడు అట్లాగా, నివిద్య అను మంత్రముచే ఎంతమంది దేవతలుగా చెప్పబడుచున్నారు అది కూడా చెప్పండి. త్రయశ్చ 3 త్రీచ శతాత్రయశ్చ 303 త్రీచ సహస్రేతి 3003 ఓం ఇతి హోవాచ శాకల్యోవాచ కత్యేవ దేవా యాజ్ఞవల్క్య ఇతి యాజ్ఞవల్క్యుడు త్రయః త్రిగ్ని సదిత్యోమితి 33 యాజ్ఞవల్క్యుడు 3303 అని 3003 అని దేవతల సంఖ్యగా నివిద్య శాస్త్రము చెప్పుచున్నది. మొత్తం 3606 మరల మరొక విభాగముగా 33 అని కూడా వివరించబడ్డారు. హోవాచ శాకల్యోవాచ కత్యేవ కతయేవ దేవా యాజ్ఞవల్క్య ఇతి యాజ్ఞవల్క్యుడు షట్ ఇతి ఓం ఇతి 6 శాకల్యుడు ఓ యాజ్ఞవల్క్య వారు తిరిగి ఎన్ని భాగములుగా వివరించబడ్డారు? యాజ్ఞవల్క్యుడు 6 విభాగ దేవతలుగా చెప్పబడ్డారు. హోవాచ శాకల్యోవాచ కత్యేవ దేవ యాజ్ఞవల్క్య ఇతి యాజ్ఞవల్క్యుడు త్రయ ఇత్యోమితి 3. శాకల్యుడు అవును, అయితే ఆ 6 విభాగ దేవతలు ఏ విధంగా తిరిగి విభజించబడ్డారు? యాజ్ఞవల్క్యుడు ప్రతి ముఖ్యముగా 3 అని చెప్పబడుచున్నారు. హోవాచ శాకల్యోవాచ కత్యేవ దేవ యాజ్ఞవల్క్య ఇతి యాజ్ఞవల్క్యుడు ద్వావిత్యోమితి 2. శాకల్యుడు మరికొంతగా వారు ఎట్లా విభజించబడ్డారు? యాజ్ఞవల్క్యుడు 2 ఇద్దరుగా. హోవాచ శాకల్యోవాచ కత్యేవ దేవ యాజ్ఞవల్క్య ఇతి యాజ్ఞవల్క్యుడు అధ్యర్థ ఇత్యోమితి 1-1-2. శాకల్యుడు మరికొంత విశేషంగా దృష్టముగా ఎందరుగా చెప్పబడ్డారు? యాజ్ఞవల్క్య చెప్పండి. యాజ్ఞవల్క్యుడు 1-1-1.5 దేవతలుగా చెప్పబడుచున్నారు. హోవాచ శాకల్యోవాచ కత్యేవ దేవ యాజ్ఞవల్క్యేతి ఇతి యాజ్ఞవల్క్యుడు 1-1. శాకల్యుడు బాగు బాగు, ఇంకా కూడా ఆ 1-1-2 దేవతలు ఎంతగా నిర్వచించబడ్డారు? యాజ్ఞవల్క్యుడు 1గా ఓమని చెప్పబడ్డారు. హోవాచ శాకల్యోవాచ కథం ఏతే త్రయశ్చ త్రీచ శతాత్రయశ్చ త్రీచ సహస్రేతి 3-3-0-3-3-0-3-2-1 ఫిబ్రవరి 1, 2001. శాకల్యుడు అవును, చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడు చెప్పండి, ఆ 300-3-3000 మొదలైనవి ఏమిటో అవి విశదీకరించండి. మంత్ర 2:3.9.2 సహోవాచ మహిమాన ఏవేషామితే త్రయస్త్రిక్సత్వేవ దేవ ఇతి కథమేతే త్రయస్త్రిక్సదిత్యష్టౌ వసవ ఏకాదశ రుద్రాద్వాదశాదిత్యాస్తే ఏకత్రిక్సదింద్రశ్చైవ ప్రజాపతిశ్చ త్రయస్త్రిక్సావితి 2:2 సహ ఉవాచ అయ్యాజ్ఞవల్క్యోవాచ మహిమాన ఏవైషాం ఏతే త్రయః త్రిక్సత్వేవ 33 దేవ ఇతి. శాకల్యుడు కథమే తే త్రయః త్రింశత 33 ఇతి. యాజ్ఞవల్క్యుడు అష్టౌ వసవ ఏకాదశ రుద్ర 8-11, ద్వాదశ ఆదిత్యాస్త 8-11-12, ఏక త్రిశంశత 31 ఇంద్రశ్చైవ ప్రజాపతిశ్చ 2 త్రయ త్రిశంసావితి మొత్తము 33. యజ్ఞవల్క్యుడు ఈ 33 దేవతల విభూతులే. ఇంతకుముందు మనము చెప్పుకున్న 303 మరియు 3003 దేవతా ప్రదర్శనములు పరమార్థంగా ఆస్ అఫాయిన్ మీనింగ్ దేవతలు 30 ముగ్గురే 33. తక్కిన సంఖ్య అంతా వారివారి విభూతి విశేషములు. శాకల్యుడు ఆ 33 దేవతలు ఎవరెవ్వరు? యాజ్ఞవల్క్యుడు వినండి, అష్టవసువులు 8, ఏకాదశ రుద్రులు 11, ద్వాదశ ఆదిత్యులు 12, ఇంద్రుడు 1, బ్రహ్మ ప్రజాపతి 1, మొత్తము 33 దేవతలు. మంత్ర 3:3.9.3 కథమే వసవ ఇత్యగ్నిశ్చ పృథివీచ వాయుశ్చాంతరిక్షం చాదిత్యశ్చ ద్యౌశ్చ చంద్రమాశ్చ నక్షత్రాణి చైతే వసవ ఏతేషు హీదం వసు సర్వం హితమితి తస్మాద్వసవ ఇతి 3. శాకల్యుడు కథమే వసవ ఇతి. యాజ్ఞవల్క్యుడు అగ్నిశ్చ పృథివీచ వాయుశ్చ అంతరిక్షంచ ఆదిత్యశ్చ ద్యౌహశ్చ చంద్రమాశ్చ నక్షత్రాణి చ ఏతే వసవ ఏతేషు హీదం వసు సర్వం హితం ఇతి తస్మాత్ వసవ ఇతి. శాకల్యుడు అష్టవసువులు అనగా ఎవ్వరెవరు? యాజ్ఞవల్క్యుడు 1 అగ్ని 2 పృథివీ 3 వాయువు 4 అంతరిక్షము 5 ఆదిత్యుడు 6 ద్యులోకము 7 చంద్రుడు 8 నక్షత్రములు వీరే అష్టవసువులు అని చెప్పబడుచున్నారు. ఈ సృష్టింతా కూడా ఈ అష్టవసువులేందు ఉంచబడినది, అందుచేత వసువులు అని చెప్పబడుచున్నారు. మంత్ర 4:3.9.4 కథమే రుద్ర ఇతి. దశేమే పురుషే ప్రాణ ఆత్మైకాదశస్తే యదాస్మాత్ శరీరాన్నరత్యదుక్రామంతి యథా రోదయంతి తద్యద్రోదయంతి తస్మాద్ రుద్ర ఇతి 4:4 శాకల్యుడు కథమే రుద్ర ఇతి యాజ్ఞవల్క్యుడు దశేమే పురుషే ప్రాణ ఆత్మా ఏకాదశః తే యత్ అస్మాత్ శరీరాత్ మర్త్యాత్ ఉత్క్రామంత్య అథ రోదయంతి తత యత్ రోదయంతి తస్మాత్ రుద్ర ఇతి. సాకల్యుడు ఏకాదశ రుద్రులు అని ఎవరెవరి గురించి అంటున్నారు? యాజ్ఞవల్క్యుడు పంచప్రాణములు పంచ అపప్రాణములు జీవుడు. మరొక విధంగా 1 ఈ పురుషునియందు నిలిచిన్న పంచ ప్రాణములు మనస్సు జీవాత్మ ఇవన్నీ చేరి 1, 2 పంచకర్మేంద్రియముల కాళ్ళు చేతులు గుదము శిశ్నము నాలుక తేజస్సు 3 పంచజ్ఞానేంద్రియముల కళ్ళు చెవులు ముక్కు నోరు చర్మము తేజస్సు ఈ 1, 5, 5 ఏకాదశ రుద్రులు పంచ ప్రాణములు పంచ ఉపప్రాణములు జీవాత్మను సేవిస్తున్నాయి. మనస్సే జీవాత్మ, జీవాత్మయే 11వ వాడు. ఈ 11 పంచప్రాణ పంచ అపప్రాణ జీవాత్మలు జీవుని శరీరము విడిచి వెళ్ళునని చెప్పగానే ఈ జీవుడు దుహఖితుడు అగుచున్నాడు. ఈ విధంగా మర్త్య అథ రోదయంతి తస్మాత్ రుద్ర ఇతి. స్వీకరించినప్పుడు వదలినప్పుడు తొలగునప్పుడు కూడా దుఃఖింపజేస్తాయి కాబట్టి రుద్ర అనబడుచున్నాయి. మంత్ర 5:3.9.5 కతమ ఆదిత్య ఇతి ద్వాదశ వై మాసాహ సంవత్సరస్యేత ఆదిత్య ఏతే హీదం సర్వమాదదానాయంతి తే యదిదం సర్వమాదదానాయంతి తస్మాదాదిత్య ఇతి. 5:5 శాకల్యుడు కతమ ఆదిత్య ఇతి. యాజ్ఞవల్క్యుడు ద్వాదశ వై మాసాహ సంవత్సరస్య ఏత ఆదిత్య ఏతే హీదం సర్వం ఆదదానాయంతి తే యత్ ఇదం సర్వం ఆదదానాయంతి తస్మాత్ ఆదిత్య ఇతి. శాకల్యుడు బాగున్నది, మరి ద్వాదశ ఆదిత్యులు అని ఎవరిని అంటారు? యాజ్ఞవల్క్యుడు సంవత్సరం యొక్క 12 మాసములు 12 ఆదిత్య దేవతలు. ఈ 12 నెలలు ఆదిత్య దేవతలు ఆయా సమయములలో పరివర్తనము చెందుచూ మరల మరల తిరుగాడుచూ చక్రమువలే పరిభ్రమిస్తూ ప్రజల యొక్క ఆయుష్షును హరిస్తూ ఉంటారు, కర్మఫలములను ఫలదికరింపజేస్తూ ఉంటారు. ఆదదానాయంతి ఆదిత్యః సర్వము ఎండించి హరింపజేస్తూ ఉండటముచేత ఆదిత్యులు అని పిలువబడుచున్నారు. ఆద ఆరాటము విచారము. మంత్ర 6:3.9.6 కతమ ఇంద్రః కతమః ప్రజాపతిరితి స్తనేత్నురేవేంద్రో యజ్ఞః ప్రజాపతిరితి కతమః స్తనేత్నురిత్యసనిరితి కతమో యజ్ఞ ఇతి పశవ ఇతి. 6:6 శాకల్యుడు కతమ ఇంద్రః కతమః ప్రజాపతయః ఇతి. యాజ్ఞవల్క్యుడు స్తనేత్నః ఏవ ఇంద్రో యజ్ఞః ప్రజాపతయః ఇతి. శాకల్యుడు మంచిది, బాగుబాగు, మరి ఇంద్రుడు ఎవ్వరు, ప్రజాపతి ఎవ్వరు? యాజ్ఞవల్క్యుడు స్తనయత్నము మెరుపు ఇంద్రుడు, యజ్ఞము ప్రజాపతి. శాకల్యుడు కతమః స్తనయత్నః ఇతి. యాజ్ఞవల్క్యుడు అసనేహ ఇతి. శాకల్యుడు కతమో యజ్ఞ ఇతి. యాజ్ఞవల్క్యుడు పశవ ఇతి. శాకల్యుడు మెరుపు అనగా ఏమి? యాజ్ఞవల్క్యుడు పిడుగు అసనిపాతము ఇదియే మెరుపు యొక్క భౌతిక ప్రదర్శనము, ఇదియే వజ్రపాతము అని కూడా అంటారు. దృశ్య ఇంద్రియ సంబంధమైన తేజస్సే ఇంద్రుని శరీరమితి గూఢార్థం. శాకల్యుడు యజ్ఞము అనగా యాజ్ఞవల్క్యుడు యజ్ఞ పశువులు జీవులు యజ్ఞరూపము, యజ్ఞము జీవులు జీవాత్మలు, జీవులతో కూడిన ఈ విశ్వమే యజ్ఞము. మంత్ర 7:3.9.7 కతమే షడిత్యగ్నిశ్చ పృథివీ చ వాయుశ్చాంతరిక్షం చాదిత్యశ్చ ద్యౌశ్చైతే షడ్ ఏతే హీదగ్ సర్వం షడితి. 7:7 శాకల్యుడు కతమే షట్ 6 ఇతి. యాజ్ఞవల్క్యుడు అగ్నిశ్చ పృథివీ చ వాయుశ్చ అంతరిక్షం చ ఆదిత్యశ్చ ద్యౌశ్చ ఏతే షట్ 6 ఏతే హీదం సర్వం షట్ 6 ఇతి. సాకల్యుడు కిందాక షట్ దేవతలు అన్నారు కదా, వారు ఎవరెవరు? యజ్ఞవల్క్యుడు ఒకటి, అగ్ని రెండు, పృథివీ భూమి మూడు, వాయువు గాలి నాలుగు, అంతరిక్షము ఆకాశము ఐదు, ఆదిత్యుడు సూర్యుడు ఆరు, ద్విలోకము స్వర్గలోకము. వీరు షట్ దేవతలు అని యజ్ఞశాస్త్రములో సుప్రసిద్ధులే ఉన్నారు. సర్వము ఈ ఆరే. అందుకే వేదమంత్రములలో సర్వం షట్ దేవతాయ నమః అను వాక్యము ప్రసిద్ధి పొందినదే ఉన్నది. మంత్ర 8.3.9.8 కథమే తే త్రయో దేవా ఇతి ఇమ ఏవ త్రయో లోకా యేషు హీమే సర్వే దేవా ఇతి కథమో తౌ ద్వౌ దేవావిత్యన్నం చైవ ప్రాణశ్చేతి కథమోధ్యర్థ ఇతి యోయం పవతా ఇతి 8. 8 సాకల్యుడు కథమే తే త్రయో 3 దేవా ఇతి యాజ్ఞవల్క్యుడు ఇమ ఏవ త్రయో లోక ఏషు హీమే సర్వే దేవా ఇతి సాకల్యుడు త్రయి దేవతలు అని వేదవామ్యములో ఎవ్వరిని పిలుస్తున్నారు? యాజ్ఞవల్క్యుడు ఈ మూడు లోకములే ముగ్గురు దేవతలు. ఒకటి పృథివీ అగ్ని మొదటి లోకము దేవత, రెండు అంతరిక్షము వాయువు రెండవ దేవత, మూడు ద్విలోకము సూర్యుడు మూడవ దేవత. ఈ దేవతలందరూ ఈ లోకములకు మూలపదార్థములు కాబట్టి త్రయీ దేవతలు. సర్వదేవతలు వీరి రూపములే. వీరిని మూలదేవతలు అని కూడా పిలుస్తారు. సాకల్యుడు కథమౌ తౌ ద్వౌ రెండు దేవావిత్, యాజ్ఞవల్క్యుడు అన్నం చ ఏవ ప్రాణశ్చితి. సాకల్యుడు ద్వే ఇద్దరు దేవతలు ఎవ్వరెవ్వరు? యాజ్ఞవల్క్యుడు ఒకటి, అన్నము అనుభవముగాగుచున్నది, రెండు ప్రాణము అనుభవము కొరకై శక్తి. సాకల్యుడు కథమో అధ్యర్థ 11.2 ఇతి యాజ్ఞవల్క్యుడు ఇయో అయం పవత ఇతి సాకల్యుడు ఒకటిన్నర దేవతలు ఎవ్వరు? యాజ్ఞవల్క్యుడు ఏ వాయువు విచ్చున్నదో అదియే ఒకటిన్నర దేవత. మంత్ర 9.3.9.9 తదాహుర్యదేమేక ఏవ ఏక ఇవైవ పవతే ఆథ కథమధ్యర్థ ఇతి యదస్మిన్నిదం సర్వమధ్యాధ్నోత్ తేనాధ్యర్థ ఇతి కథమ ఏకో దేవ ఇతి ప్రాణ ఇతి సబ్రహ్మత్యదిత్యచక్షతే 9.9 సాకల్యుడు తత్ ఆహోహ యత్ అయం ఏక ఇవైవ పవతే అథ కథం అధ్యర్థ ఇతి సాకల్యుడు వాయువు అనునది ఒక్క దేవత కదా, మరి 11.2 దేవత అని అంటున్నారేం? ఇందులో మీ ఉద్దేశ్యము ఏమిటి? యాజ్ఞవల్క్యుడు యత్ అస్మిన్ ఇదగ్ సర్వం అధ్యాధ్నోత్ తేన అధ్యర్థ ఇతి. యాజ్ఞవల్క్యుడు ఓ సాకల్యముని, అట్లా అనటానికి కారణం వినండి. సర్వము వాయువు నుండే వృద్ధి పొందుతోంది. వాయువు వృద్ధి చలనము వాయువు నుండి తరంగ వృద్ధి పొందు అర్ధభాగము 1.1.2 అని అంటున్నారు. సాకల్యుడు కథమ ఏకో దేవ ఇతి యాజ్ఞవల్క్యుడు ప్రాణ ఇతి సబ్రహ్మ తత్ ఇతి ఆచక్షతే. సాకల్యుడు మరి ఏకమగు దేవత అని మీరు అన్నారు కదా, ఆ ఏకైక దేవత ఎవ్వరు? యాజ్ఞవల్క్యుడు ప్రాణమే ఆ ఏకైక దేవత. ఆ ప్రాణదేవత నుండే సమస్తము ప్రాణశక్తికి అభిన్నమై ప్రకటనమగుచున్నది. అంతా సర్వదా ప్రాణశక్తియే. ఇదంతా ప్రాణము యొక్క సంప్రదర్శనమే. ప్రాణము నుండి ఇదంతా వస్తోందని అనటానికే ప్రాణమును త్యత్ సమస్తమును వదులుచున్నది అని పిలుస్తున్నారు. ఏది ఈ జగత్తును ఇటు వదులుతోందో అది త్యత్. ఈజీ ఇలెక్ట్రిసిటీ అండ్ ఇట్స్ డిఫరెంట్ ఎనర్జీ మానిఫెస్టేషన్స్ మంత్ర 10.3.9.10 పృథివ్యవ యస్యాయతనమగ్నిర్లోకో మనో జ్యోతిర్యో వై తం పురుషం విద్యాత్ సర్వస్యాత్మన పరాయణం పరాయణం స వై వేదితా సాద్ యాజ్ఞవల్క్య వేదవా అహం తం పురుషం సర్వస్యాత్మనః పరాయణం యమాత్థయ ఏవాయిదం శారీరః పురుషః స ఏష వదేవ సాకల్య తస్య కా దేవతేత్యమృతమితి హోవాచ 10.10 సాకల్యుడు పృథివీ ఏవ యస్య ఆయతనం అగ్నిః లోకో మనో జ్యోతియః యో వై తం పురుషం విద్యాత్ సర్వస్య ఆత్మనః పరాయణం సవై వేదితాస్యాత్. ఇతి సాకల్యుడు, ఓ యాజ్ఞవల్క్య మహానుభావన్, ఈ భూమి ఎవ్వనికి అధిష్ఠానమో, ఈ అగ్ని ఎవ్వరి యొక్క దర్శన కన్ను చమత్కారమో, ఈ మనస్సు ఎవరి యొక్క దీప జ్యోతి స్వరూపమో, ఆతడే ఆ పరమపురుషుడు అగు ఆత్మ. ఇది ఎవడు ఎరుగుచున్నాడో ఆతడే సర్వ వస్తువులకు అధిష్ఠానము అగు ఆత్మను తెలుసుకున్నవాడుగుచున్నాడు కదా. అట్టి సర్వతత్వ స్వరూపమగు ఆత్మయే సర్వదా పారాయణము చేయతగినట్టిది. అట్టి ఆత్మను మీరు ఎరిగియే ఉన్నారా? చెప్పండి. యాజ్ఞవల్క్యుడు, వేదవాహం తం పురుషం సర్వస్య ఆత్మనః పరాయణం యమాత్థ యా ఏవాయం శరీరః పురుషః సయేష వదైవ. యాజ్ఞవల్క్యుడు, ఓ శాకల్య మహాశయ, అవును, అట్టి పరమపురుషుని నేను ఎరిగియే ఉన్నాను. ఆయన సర్వాత్మకుడు. ఈయన శరీరమునందు సమస్త శరీరములందు కూడా నిండి ఉన్నది సర్వదా ఆయనయే. ఇంకా కూడా సర్వమునకు అధిష్ఠానమై మమస్వస్వరూపమై సహజరూపమై అనునిత్యముగా వెలుగొందుచున్నారు. ఆయనయే దేవదేవుడు. ఆయన మీకన్నా వేరు కాదు. మీ నా సహజరూపుడే ఆయన. కనుక నాకు కూడా వేరు కాదు. సమస్తము తానే ఆయనవాడు. ఓ శాకల్య, ఇంకా ఏమైనా ప్రశ్నించాలనుకుంటున్నారా? శాకల్య, తస్యకా దేవత. ఇతి యాజ్ఞవల్క్యుడు, అమృతం ఇతి హోవాచ. శాకల్యుడు, మీనా శరీరమంతా నిండియున్న ఆ దేవదేవుడగు ఆత్మభగవానుడు ఎట్టివాడు? ఏ దేవతారూపుడై ఉన్నాడు? యాజ్ఞవల్క్యుడు, అమృతస్వరూపుడు. మార్పు ఉచేర్పులు పొందనిది ఆత్మ ఒక్కటే. అంతటా ఏకనక్షరణుత స్వరూపుడుగా వేంచేసి ఉన్నది ఆయనయే. మంత్ర 11.3.9.11 కామ ఏవ యస్యాయతనం హృదయం లోకో మనో జ్యోతిర్యో వైతం పురుషం విద్యాత్ సర్వస్యాత్మన పరాయణం స వై వేదితా స్యాద్ యాజ్ఞవల్క్య. వేదవా అహం తం పురుషం సర్వస్యాత్మనః పరాయణం యమాత్థయ ఏవాయం కామమేహ పురుషః స ఏష వదైవ శాకల్య తస్య కా దేవతేతి. స్త్రియ ఇతి హోవాచ. 11.11 హోవాచ. శాకల్యోవాచ, కామ ఏవ యస్య ఆయతనం హృదయం లోకో మనోజ్యోతియః యో వై తం పురుషం విద్యాత్ సర్వస్య ఆత్మనః పరాయణం స వై వేదితా స్యాత్. శాకల్యుడు, ఏ దేవదేవుని కామ ఇచ్చ చే ఇదంతా ఏర్పడుచున్నదో, అందుచేత ఇదంతా కూడా ఆయన యొక్క కామశరీరమే అయి ఉన్నదో, ఎవ్వనికి ఈ లోకములన్నీ హృదయస్థానము అయి ఉన్నదో, ఎవ్వని మనస్సు జ్యోతి స్వరూపమై ఉన్నదో, అట్టి పురుషునియందే ఈ దేహ ఇంద్రియముల సముదాయమంతా స్థానము కలిగి ఉన్నదని ఎవడు తెలుసుకుంటారో ఆతడే ఆత్మను ఎరిగినవాడు. ఓ యాజ్ఞవల్క్య, అట్టి దేహ ఇంద్రియములకు ఆశ్రయమైన పరమపురుషుని మీరు ఎరుగుదురా? వారిని మీరు గుర్తిస్తున్నారా? యాజ్ఞవల్క్య, వేదవా అహం తం పురుషం సర్వస్య ఆత్మనః పరాయణం యమాత్థ యం ఆత్థ యయేవ అయం కామమేహ పురుషః స ఏష వదైవ. యాజ్ఞవల్క్యుడు, సర్వకామరూపుడగు ఇదంతా తన ఇష్టరూపమే అయి ఉన్న ఆ పరమాత్మయే మీచేత అడుగబడుచున్న పరమపరుషుడు. ఆత్మయే ఆతడు. ఆత్మయే నీవు, నేను, ఈ సభలోని ప్రతి ఒక్కరము కూడా. ఆయన సర్వజీవుల స్వరూపుడు. ఓ శాకల్య, ఇంకను ఏమైనా విశేషములు అడగదలుచుకున్నారా? శాకల్య, తస్య కా దేవత. ఇతి స్త్రీయా ఇతి హోవాచ. శాకల్యుడు, అవును, అడగదలుచుకున్నాను. ఆ కామపురుషుడగు పురుషునికి దేవత ఎవరు? యాజ్ఞవల్క్యుడు, స్త్రీయే ఆయనకు దేవత. స్త్రీ నిమిత్తమే కామము జనితము కదా. సత్రతితి స్త్రియః. సత్యొక్క రతించు స్వభావమే స్త్రీ. స్త్రీ అనగా ఇష్టము, ఇంట్రెస్ట్. ఇష్టమే కామమై సృష్టి రూపము పొందుచున్నది. సత్రీ త్రిగుణ సంబంధముతో కూడిన సతని సద్దార్థము. మంత్ర 11.3.9.12 రూపాణ్యేవ యస్యాయతనం చక్షుర్లోకో మనోజ్యోతిర్యో వైతం పురుషం విద్యాత్ సర్వస్యాత్మన పరాయణం స వై వేదితా స్యాద్ యాజ్ఞవల్క్య. వేదవా అహం తం పురుషగ్ సర్వస్యాత్మనః పరాయణం యమార్థ యేవాసావాదిత్యే పురుషః స ఏష వదైవ సాకల్య తస్య కా దేవతేతి సత్యమితి హోవాచ. 12 సాకల్యుడు రూపాణి ఏవ యస్య ఆయతనం చక్షుః లోకో మనో జ్యోతియః యో వై తం పురుషం విద్యాత్ సర్వస్య ఆత్మనః పరాయణం స వై వేదితా స్యాత్. సాకల్యుడు, ఓ యాజ్ఞవల్క్య, ఏ దేవదేవునికి ఈ కనబడే రూపములన్నీ ఆశ్రయములు అయి ఉన్నాయో, ఈ లోకములన్నీ ఆయన చక్షువులే చూపులే అయి ఉన్నాయో, యవని మనోజ్యోతిచే జగత్తులో సంకల్ప వికల్పములన్నీ నిర్వర్తించబడుచున్నాయో, మనస్సే ఆయన యొక్క వెలుగు అయి ఉన్నదో, ఈ దేహ ఇంద్రియ సంఘాతమునకు కార్యకారణ స్వరూపుడుగా ఎవరిని ఎరుగుచున్నారో ఆయనను మీరు ఎరుగుదురా. యాజ్ఞవల్క్య, వేదవాహం తం పురుషం సర్వస్య ఆత్మనః పరాయణం యమార్థాయ ఏవా అసావాదిత్యే ఆసావత్ ఇత్యే పురుషః స ఏష వదైవ. యాజ్ఞవల్క్యుడు, ఆయనను సర్వుల యొక్క అఖండాత్మ స్వరూపుడుగా సర్వదా ఎరుగుచున్నాను. ఆదిత్యనియందు ఏ ఆత్మపురుషుడు ప్రకాశించుచున్నాడో ఆయనయే ఈ జీవాత్మ కూడా. ఆయనయే నిశ్చయముగా సర్వస్వరూపుడగు దేవదేవుడు. ఆయనయే మనందరి స్వాభావిక స్వస్వరూపుడు. ఈ నామ రూపములన్నీ ఆయన యొక్క చూపు రూపమే. సాకల్య, తస్య కా దేవత ఇతి. యాజ్ఞవల్క్యుడు, సత్యం ఇతి. హోవాచ. సాకల్యుడు, అట్టి పరమపురుషునికి దేవత ఎవ్వరు? యాజ్ఞవల్క్యుడు, సత్యమే ఆయనకు దేవత. సత్ ఉనికి. యం సత్ ఏది నేను ఉన్నాను అనుభావన కలిగి ఉన్నదో ఆ భావమే సత్యమే ఆ దేవదేవుని దేవతారూపము. సత్యమితి దేవత. మంత్ర 13.9.13 ఆకాశ ఏవ యస్యాయతనం శ్రోత్రం లోకో మనో జ్యోతిర్యో వై తం పురుషం విద్యాత్ సర్వస్యాత్మన పరాయణం స వై వేదితా సాద్ యాజ్ఞవల్క్య. వేదవా అహం తం పురుషం సర్వస్యాత్మనః పరాయణం యమార్థయ ఏవాయిన్ శ్రోత్రః ప్రాతిసృత్కః పురుషః స ఏష వదైవ సాకల్య తస్య కా దేవతేతి. దిశ ఇతి హోవాచ. 13 హోవాచ. సాకల్యోవాచ. ఆకాశ ఏవ యస్య ఆయతనం శ్రోత్రం లోకో మనో జ్యోతియః యో వై తం పురుషం విద్యాత్ సర్వస్య ఆత్మనః పరాయణం స వై వేదితా స్యాత్. సాకల్యుడు, ఓ యాజ్ఞవల్క్య, ఏ దేవునికి ఆకాశము ఆశ్రయమో, వినటము చెవి స్వీయలోకమో, మనస్సు జ్యోతియో ఆయనయే పురుషుడు. ఎవడైతే అట్టి పురుషుని సర్వుల యొక్క ఆత్మగా గమనించి పరాయణుడు ఉపాసకుడు గా ఉంటాడో అట్టివాడే ఆత్మను ఎరిగినట్లు. ఆ తీరైన మహిమాన్వితమగు ఆత్మను ఎరుగుచున్నారా? వినుచున్నారా? మీచే ఆయన ఎక్కడ వినబడుచున్నారు? యాజ్ఞవల్క్య, వేదవా అహం తం పురుషగ్ సర్వస్య ఆత్మనః పరాయణం యమార్థాయ ఏవాయిన్ శ్రోత్రః ప్రాతిసృక్కః పురుషః స ఏషః వదైవ. యాజ్ఞవల్క్యుడు, మీరు చెప్పుచున్న పరమపరాయణుడగు సర్వాత్మకుని ఈ కనబడు సమస్తమునకు ఆత్మగా ఎరుగుచున్నాను. వినుచున్నవాడు వినబడునది అను రెండు రూపములు ఆయనవే. అతడు కార్యకారణ కర్తృత్వములన్నిటికీ ఆవలి పురుషుడు. వినుటకు ఆధారరుడుగా ఏ ప్రాతిశ్రుత్క వినటానికి మును ముందుగానే ఉన్న పురుషుడు కలడో అతడే ఆత్మపురుషుడు. అతడే దేవాది దేవుడు. అందరిలో వినువాడు అతడే. అందరికీ వినబడుచున్నది ఆయనయే. సాకల్య, తస్య కా దేవతేతి. కా దేవతాయితి. యాజ్ఞవల్క్యుడు, దిశ ఇతి హోవాచ. సాకల్యుడు, అట్టి ఆకాశాశ్రయ శృతలోక మనోజ్యోతి స్వరూపుని దేవత ఎవ్వరు? యాజ్ఞవల్క్యుడు, 8 దిశలు దిక్కులు ఆయన యొక్క దేవతాస్వరూపము. ఎందుకంటే జీవుడు దిశలందే తన ఉనికిని ప్రదర్శించుచున్నాడు కాబట్టి. మంత్ర 14.3.9.14 తమ ఏవ యస్యాయతనం హృదయం లోకో మనో జ్యోతిర్యో వై తం పురుషం వ ఇద్యాత్ సర్వస్యాత్మన పరాయణం స వై వేదితా స్యాద్ యాజ్ఞవల్క్య. వేదవా అహం తం పురుషగ్ సర్వస్యాత్మనః పరాయణం యమార్థాయ ఏవాయం ఛాయమేహ పురుషః స ఏష వదేవ సకల్య తస్య కా దేవతేతి. ముత్యరితి హోవాచ 14 సకల్య తమ ఏవయస్య ఆయతనం హృదయం లోకో మనోజ్యోత్యః యో వై తం పురుషం విద్యాత్ సర్వస్య ఆత్మనః పరాయణం స వై వేదితా స్యాత్ ఇతి. సకల్యుడు, ఓ యాజ్ఞవల్క్య, ఏ దేవునికి తమస్సు చీకటి కూడా ఆశ్రయమో ఆశ్రయించినదే ఉంటుందో, హృదయమే ఆతని లోకమో, మనస్సు ఆయన యొక్క జ్యోతి వెలుగు అయి ఉన్నదో, ఎవడైతే తమస్సును కూడా ఆత్మగా ఎరుగుచున్నాడో అట్టివాడే ఆత్మను ఎరిగినవాడు. ఆతనిని ఎరిగినప్పుడే మీరు ఎరుగవలసినది ఎరిగినవారుగుచున్నారు. అది మీకు తెలియనా? ఏమని తెలియను? యాజ్ఞవల్క్య, వేదవా అహం తం పురుషం సర్వస్య ఆత్మనః పరాయణం యమాత్థయ ఏవాయం ఛాయామయః పురుషః స ఏష వదైవ. యాజ్ఞవల్క్యుడు, ఓ తెలియను, ఆతడే సర్వాత్మకుడుగా నాచే ఉపాసించబడుచున్నారు. ఆ ఛాయామయుడగు పురుషుడే దేవాది దేవుడు. ఆత్మయే ఆ ఛాయామయ పురుషుడు. ఆతడు సర్వాత్మకుడు కాబట్టి అందరూ ఎరిగియున్నవారే. అందుచేత ఆయన నాకు నిశ్చయముగా తెలియను, అందరికీ తెలియనని కూడా తెలుసు. సాకల్య తస్య కా దేవతేతి. యాజ్ఞవల్క్యుడు, మృత్యుః ఇతి హోవాచ. సాకల్యుడు, మరి ఆయనకు దేవత ఎవ్వరు? యాజ్ఞవల్క్యుడు, మృత్యువు అజ్ఞానమయమగు దానికి మృత్యువే అనుభవము కాబట్టి పుట్టుక అనుదానికి కూడా అజ్ఞానమే కారణము కనుక మృత్యువు ఆయన యొక్క దేవతాస్వరూపము. ఆయన యొక్క మాయాకల్పిత రూపమే మృత్యుదేవత. ఓ సాకల్య, ఇంకా ఏమైనా అడుగుతారా? మంత్ర 15.3.9.15 రూపాణ్యేవ యస్యాయతనం చక్షుర్లోకో మనో జ్యోతిర్యో వై తం పురుషం విద్యాత్ సర్వస్యాత్మన పరాయణం పరాయణం స వై వేదితా స్యాద్ యాజ్ఞవల్క్య. వేదవా అహం తం పురుషం సర్వస్యాత్మనః పరాయణం యమాత్థయ ఏవాయమాదస్యే పురుషః స ఏష వదైవ సాకల్య తస్య కా దేవతేత్యశ్రుతి హోవాచ 15 హోవాచ సాకల్యోవాచ రూపాణి ఏవ యస్య ఆయతనం చక్షుః లోకో మనోజ్యోత్యః యో వై తం పురుషం విద్యాత్ సర్వస్య ఆత్మనః పరాయణం స వై వేదితా స్యాత్. సాకల్యుడు, ఏ దేవునికి ఈ రూపాత్మకమైనదంతా రూపములన్నీ ఆశ్రయవస్తువులే ఉన్నాయో, కన్నులు అన్నీ అపకరణములు అయి ఉన్నాయో, మనస్సు వెలుగు స్వరూపమై ఉన్నదో, ఆయనయే ఇక్కడి కార్య కారణములన్నిటికీ సర్వోత్కృష్టమైన ఆశ్రయమయ్యున్నారు కదా. ఆ దేవుడెవ్వరో చెప్పండి. ఆయనను ఎరిగితేనే ఆతడు పండితుడు. మీరు అది ఎరిగినవారేనా? యాజ్ఞవల్క్య, వేదవాహం తం పురుషం సర్వస్య ఆత్మనః పరాయణం యమాత్థయ ఏవాయం ఆదస్యే పురుషః స ఏష వదైవ. యాజ్ఞవల్క్యుడు, ఈ రూపములన్నిటికీ ఏది ఆశ్రయమో ఆయనను నేను ఎరుగుదును. సర్వాత్మకుడవంచేత మీరు ఎరుగుదురు. ఈ రూపాలన్నీ ఆ దివ్యమగు ఆత్మపురుషునికి తన ప్రతిబింబములు వంటివి. ఆయననే ఎల్లప్పుడూ మనము ఉపాసించున్నాము. దర్పణములో బింబము ప్రతిబింబము వలె ఏ బింబపురుషుడున్నారో ఆయనయే ఆత్మ. ఆ పరమపురుషునియందే ఈ కార్యకారణ సంఘాత వ్యవహారమంతా స్థానము కలిగియున్నది. ఆయనయే దేవాది దేవుడు. మనోదర్పణములో ఆయన జగత్తుగా ప్రతిబింబిస్తున్నారు. సాకల్య తస్య కా దేవతేతి. యాజ్ఞవల్క్య, అసుహ ఇతి హోవాచ. సాకల్యుడు, అట్టి సర్వరూపుడగు ఆత్మకు దేవత ఎవ్వరు? యాజ్ఞవల్క్యుడు, అట్టి రూపాశ్రయ పరమపురుషునికి లేక ప్రతిబింబరూపుడైన పురుషునికి కారణమైనట్టి అసువు ప్రాణము ఏ దేవత? మిత్రమా. సాకల్య, ఇంకా అడగదలచినది ఏమైనా ఉన్నదా? మంత్ర 16.3.9.16 ఆప ఏవ యస్యాయతనం హృదయంలోకో మనోజ్యోతిర్యో వై తం పురుషం విద్యాత్ సర్వస్యాత్మన పరాయణం పరాయణం స వై వేదితా స్యాద్ యాజ్ఞవల్క్య. వేదవా అహం తం పురుషం సర్వస్యాత్మనః పరాయణం యమాత్థయ ఏవాయమప్సు పురుషః స ఏష వదైవ సాకల్య తస్య కా దేవతేతి వరుణ ఇతి హోవాచ. 16. 16 హోవాచ సాకల్యోవాచ ఆపయేవ యస్య ఆయతనం హృదయం లోకో మనోజ్యోతియః యో వై తం పురుషం విద్యాత్ సర్వస్య ఆత్మనః పరాయణం స వై వేదితా స్యాత్. సాకల్యుడు ఏ దేవునకు జలమంతా కూడా ఆశ్రయమో, హృదయము లోకస్థానమో, అనుభవస్థానమో, మనస్సు వెలుగు స్వరూపమో, అట్టి కార్య కారణ సంఘాతమంతటికీ ఆశ్రయుడగు పురుషుడే తెలుసుకునవలసినవాడు. ఆయన సర్వాత్మపరాయణుడు. ఆయన మీకు తెలిసినవారే కదా. ఎవరాయనా? యాజ్ఞవల్క్య వేదవా అహం తం పురుషగ్ సర్వస్య ఆత్మనః పరాయణం యమాత్థయ ఏవాయం అప్సు పురుషః స ఏషవదైవ. యాజ్ఞవల్క్యుడు ఆయన సర్వకార్యకారణ సంఘాతమునకు స్థానమగు ఆత్మగా నేను ఎరుగుచున్నాను. జలమునందు ఏ పురుషుడు రుచి మొదలైన కళలు ప్రదర్శిస్తున్నాడో ఆతడే ఆత్మ. ఇది ఎరిగి మనము ఆత్మపరాయణులమగుచున్నాము. ఈ జలరూప పురుషుడే ఆత్మ. ఇంకా ఏమైనా అడుగుతారా? సాకల్య తస్య కా దేవతేతి, కా దేవతా ఇతి, యాజ్ఞవల్క్యుడు వరుణ ఇతి, హోవాచ సాకల్యుడు వారికి దేవతారూపమెవ్వరు? యాజ్ఞవల్క్యుడు ఈ వరుణుడు. మంత్ర 17.3.9.17 రేత ఏవ యస్యాయతనం హృదయం లోకో మనో జ్యోతిర్యో వైతం పురుషం విద్యాత్ సర్వస్యాత్మన పరాయణం స వై వేదితా స్యాద్ యాజ్ఞవల్క్య. వేదవా అహం తం పురుషం సర్వస్యాత్మనః పరాయణం యమాత్థయ ఏవాయం పుత్రమేహ పురుషః స ఏష వదైవ సాకల్య తస్య కా దేవతేతి. ప్రజాపతిరితి హోవాచ. 17. 17 సాకల్యోవాచ రేత ఏత ఏవ యస్య ఆయతనం హృదయం లోకో మనోజ్యోతియః యో వై తం పురుషం విద్యాత్ సర్వస్య ఆత్మనః పరాయణం స వై వేదితస్యాత్. సాకల్యుడు ఏ పురుషునికి రేతస్సు, తేజస్సు, ఇన్స్పిరేషన్, ఆశ్రయమో, హృదయము దర్శనస్థానమో, లోకమో చూచే స్థానమో, మనస్సు ఆయనకు వెలుగై ఉన్నదో ఆతడే ఆ సర్వమునకు అధిష్ఠానమగు ఆత్మ. ఆయననే కదా తెలుసుకోవలసింది. ఆయన గురించి మీరు ఏమని ఎరుగుచున్నారు? యాజ్ఞవల్క్య వేదవాహం తం పురుషం సర్వస్య ఆత్మనః పరాయణం యమాత్థయ ఏవ అయం పుత్రం అయః పురుషః స ఏష వదైవ. సాకల్య తస్య కా దేవతేతి, కా దేవతాయితి. యాజ్ఞవల్క్యుడు ప్రజాపతయః ఇతి హోవాచ. యాజ్ఞవల్క్యుడు అవును కదా. ఆయనను మనమందరము ఎరుగుచూనే ఉన్నాము. ఆయనయే ఈ సర్వదృశ్య వ్యవహారమునకు సంకల్పశ్రష్ట. సర్వ వస్తువులకు ఏది అధిష్టమైనదో అట్టి ఆత్మగురించే మీరు మరల మరల అడుగుచున్నారు, మాట్లాడుచున్నారు. అంతేకాకుండా పుత్రుడు రూపముగా ఉండి తండ్రికి ఎవడు అత్యంత ప్రియము కలిగించుచున్నాడో అది కూడా పరమపురుషుడే. రేతస్సే పుత్రుని రూపము కదా. ఓ సాకల్య, ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నారా? సాకల్యుడు అట్టిలేతో రూప ఆత్మకు దేవత ఎవ్వరు? యాజ్ఞవల్క్యుడు ప్రజాపతి. మంత్ర 18.3.9.18 సాకల్యేతి హోవాచ యాజ్ఞవల్క్యస్త్వాక్స్విదిమే బ్రాహ్మణ అంగారావక్షేణముకృత ఇతి. 18. 18 సాకల్య ఇతి హోవాచ యాజ్ఞవల్క్య త్వాగ్స్విదిమే బ్రాహ్మణ అంగారావక్షేణం అక్రత 3 ఉ ఇతి. అప్పుడు సాకల్యుడు తన శిష్యులు మిత్రులు కొందరితో రహస్యంగా మాట్లాడసాగారు. యాజ్ఞవల్క్యుడు, ఓ సాకల్య, కొందరు బ్రాహ్మణ సభికులు మిమ్ములను అంగరావక్షయణము నిప్పుకణములు పట్టుకునే పట్టకారువలే పట్టుకుని ఆడించుచు ఈ విధంగా మీ ప్రశ్నల ద్వారా నన్ను ఓడించాలని ప్రయత్నిస్తున్నారా? ఏమి అంగరావక్షయణము నిప్పులను నొక్కి తీసే పట్టకారు? దయచేసి సర్వచర్చల సందేహములు త్యజించి ప్రశాంతచిత్తులే ఆత్మయందు శాంతించండి. ఎందుకంటే దీపము యొక్క కాంతిని నిరూపించటానికి అపమాన అపమేయాలెందుకు? మంత్ర 19 3.9.19 యాజ్ఞవల్క్యేతి హోవాచ శాకల్యో యదిదం కుర్పంచాలానాం బ్రాహ్మణనత్యవాది కిం బ్రహ్మ విద్వానితి దిశో వేద సదేవాహ సప్రతిష్ఠ ఇతి యద్దిశో వేత్త సదేవాహ సప్రతిష్ఠాహ 19 యాజ్ఞవల్క్య ఇతి హోవాచ శాకల్యోహ యదిదం కురు పాంచాలానాం బ్రహ్మణ సత్యవాదియః కిం బ్రహ్మ విద్వాన్ ఇతి శాకల్యుడు ఓ యజ్ఞవల్క్య భలేవారే ఓహో నాకు బ్రహ్మము తెలుసు కదా అని తలచి కురూహ్ పాంచాలి దేశీలగు మా బ్రాహ్మణులను తక్కువ చేసి మాట్లాడుచున్నారు కదా వారందరినీ అతిక్రమించి వాదములు చేస్తున్నారు మీరు బ్రహ్మవేత్తయా బ్రహ్మ విద్వాన్ అయి ఉన్నారా మంత్ర 23.9.20 కిందేవతో శ్యాం ప్రాచ్యాం దిశ్యసిత్యాదిత్య దేవత ఇతి సాదిత్యః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి చక్షుషితి కస్మిన్ను చక్షుః ప్రతిష్ఠితమితి రూపేష్విత చక్షుషా హి రూపాణి పశ్యతి కస్మిన్ను రూపాణి ప్రతిష్ఠితానితి హృదయ ఇతి హోవాచ హృదయేన హి రూపాణి జానాతి హృదయే హేవ రూపాణి ప్రతిష్ఠితాని భవంతిత్యవమేవైతద్ యాజ్ఞవల్క్య 20 యాజ్ఞవల్క్య దిశో వేద సదేవాః స ప్రతిష్ఠ ఇతి యత్ దిశో వేత్థ స దేవాః స ప్రతిష్ఠాః యాజ్ఞవల్క్యుడు అయ్యా శాకల్యమునివరా నేను దేవతలతో కూడియన్నట్టివి మరియు ప్రతిష్టలతో ఆశ్రయములతో కూడుకున్నట్టివి అగు దిక్కుల గురించి కూడా గుర్తు ఎరిగి ఉన్నాను అన్ని దిక్కులందు నేనే సకల దేవతాస్వరూపుడనే ప్రకాశిస్తున్నాను ఎందుకంటే అఖండాత్మయే నా నిజ స్వరూపము కూడా కాబట్టి శాకల్యుడు ఓహో అదా మీరు అధిష్టాన దేవతలతోనూ స్థితులతోనూ కూడుకొనియున్న దిక్ విషేకమైనట్టి జ్ఞానమును ఎరిగి ఉన్నారా సంతోషం అవన్నీ తెలుసుకుని ఉండి ఉంటే అవేమియో వివరించి చెప్పండి దిక్కులలోగల ఆత్మపురుషుని రూపమేమిటి యాజ్ఞవల్క్యుడు అన్ని దిక్కులలోనూ వెలుగొందుచున్నది నా యొక్క ఆత్మపురుషత్వమే 20 శాకల్యుడు కిం దేవతో అస్యాం ప్రాచ్యాం దిశ్య అసీత్ యాజ్ఞవల్క్యుడు ఆదిత్య దేవత ఇతి శాకల్యుడు స ఆదిత్యః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి యాజ్ఞవల్క్యుడు చక్షుషి ఇతి శాకల్యుడు అన్ని దిక్కులందు మీ యొక్క ఆత్మపురుషుడే ఆయా దేవతారూపుడై వెలుగొందుచున్నారా ఆత్మయే దేవతారూపములతో కూడి ప్రకాశిస్తున్నదా అయితే తూర్పు దిశయందు ఏ దేవతారూపముతో మీ యొక్క ఆత్మ ప్రకాశిస్తోంది యాజ్ఞవల్క్యుడు మమాత్మయే తూర్పు దిక్కునందు ఆదిత్య దేవతారూపముతో ప్రకాశించుచున్నది ఆదిత్యుడినే వెలుగొందుచున్నాను శాకల్యుడు కస్మిన్ను చక్షుః ప్రతిష్ఠితం ఇతి యాజ్ఞవల్క్యుడు రూపేషు ఇతి చక్షుషాహి రూపాణి పశ్యతి శాకల్యుడు ఆ ఆదిత్యుడు దేనియందు ప్రతిష్ఠితుడయ్యున్నారు యాజ్ఞవల్క్యుడు సమస్త జీవులలో కళ్ళయందు చూపుగా శాకల్యుడు కస్మిన్ను రూపాణి ప్రతిష్ఠితాని ఇతి శాకల్యుడు కళ్ళు దేనియందు ప్రతిష్ఠితమై ఉన్నాయి లేక చూపు ఎద్దానియందు ప్రతిష్ఠితమై ఉన్నది యాజ్ఞవల్క్యుడు కళ్ళు చూపు రూపములయందు ప్రతిష్ఠితమై ఉన్నాయి ఎందుకంటే ఈ జీవుడు కళ్లతో కదా చూపుతోనే కదా రూపములను చూస్తున్నాడు శాకల్యుడు ఈ చూడబడుచున్న రూపములన్నీ దేనియందు ప్రతిష్ఠితము అయి ఉన్నాయి యాజ్ఞవల్క్యుడు హృదయ ఇతి హోవాచ యస్మాత్ హృదయేన హి రూపాణి సర్వో లోకో జానాతి తస్మాత్ హృదయే హి ఏవ రూపాణి ప్రతిష్ఠితాని భవంతి యాజ్ఞవల్క్యుడు హృదయమునందు ఎందుకంటే ఈ జీవుడు హృదయముతోనే హృదయంలో రూపములను చూస్తున్నాడు అనుభవములుగా పొందుచున్నాడు కదా సర్వరూపములు సర్వలోకములు హృదయమునందే ప్రతిష్ఠితమై ఉన్నాయి హృదయమునందే లోకములు జనిస్తూ హృదయమునందే ప్రవర్తిస్తున్నాయి తిరిగి హృదయమునందే లయిస్తున్నాయి కనుక రూపములన్నీ కూడా హృదయమునందే ప్రతిష్ఠితములే ఉన్నాయి నా హృదయమునందే లోకములన్నీ ప్రతిష్ఠితమై ఉన్నట్లు హృదయము ఆత్మయందు ఈ సమస్తము ఆత్మకు అభేదమై ఉన్నట్లు గమనిస్తున్నాను సాకల్యుడు ఇత్యేవం ఏవైతత్ యాజ్ఞవల్క్య? సాకల్యుడు, అవును. ఓ యాజ్ఞవల్క్య, మీరు చెప్పున్నది సరియేనని నేను ఒప్పుకుంటున్నాను. మంత్ర 21:3.9 కిందేవతో శ్యాం దక్షిణాయాం దిశ్యసీతి యమదేవత ఇతి స యమః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి యజ్ఞ ఇతి కస్మిన్ను యజ్ఞః ప్రతిష్ఠిత ఇతి దక్షిణాయామితి కస్మిన్ను దక్షిణా ప్రతిష్ఠితేతి శ్రద్ధాయామితి యదా హేవ శ్రద్ధత్తేథ దక్షిణాం దదాతి శ్రద్ధాయాగ్మ హేవ దక్షిణ ప్రతిష్ఠితేతి కస్మిన్ను శ్రద్ధ ప్రతిష్ఠితేతి హృదయ ఇతి హోవాచ. హృదయేన హి శ్రద్ధాం జానాతి హృదయే హేవ శ్రద్ధ ప్రతిష్ఠితా భవతిత్యేవమేవైతద్ యాజ్ఞవల్క్య. 21 శాకలయ్యుడు, కిం దేవతో అస్యాం దక్షిణాయాం దిశ్యసి ఇతి? యాజ్ఞవల్క్యుడు, యమ దేవత ఇతి. సాకల్యుడు, మీరు దక్షిణ దిక్కుయందు ఏ దేవతా రూపులై ఉన్నారు? ఏ దేవతారూపము దక్షిణ దిక్కునందు వేంచేసినవారే ఉన్నది, లేక దక్షిణ దిక్కునందు ఏ దేవతతో కూడి ఉన్నారు? ఏ దేవతను చూస్తున్నారు? ఏ దేవతను ఉపాసిస్తున్నారు? యాజ్ఞవల్క్యుడు, యముడు. యమధర్మరాజును నా యొక్క దక్షిణ దిక్కునందు దేవతగా కలిగి ఉన్నాను. సాకల్యుడు, సయమః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి? సాకల్యుడు, ఓహో, మీరు ఆత్మగా దక్షిణ దిక్కుతో తాదాత్మ్యమును చెందినప్పుడు యముడు దేవతయా? మరి ఆ యముడు యజ్ఞానియందు ప్రతిష్ఠితులై ఉన్నారు. యాజ్ఞవల్క్యుడు, యజ్ఞ ఇతి? సాకల్యుడు, కస్మిన్ను యజ్ఞః ప్రతిష్ఠిత ఇతి? యాజ్ఞవల్క్యుడు, దక్షిణాయాం ఇతి? యాజ్ఞవల్క్యుడు, యజ్ఞమునందు యముడు దక్షిణ దిక్కుతో తనకు కారణము అయినట్టి యజ్ఞమునందు ప్రతిష్ఠితులే ఉన్నారు. సాకల్యుడు, ఆ యజ్ఞము దేనియందు ప్రతిష్ఠితమయ్యున్నది? యాజ్ఞవల్క్యుడు, యజ్ఞము దక్షిణ యందు ప్రతిష్ఠితమయ్యున్నది. దక్షిణ సాక్రిఫైస్. వాట్ ఈజ్ బీయింగ్ గివన్ టు అదర్జ్ సిస్టమ్? సాకల్యుడు, కస్మిన్ను దక్షిణ ప్రతిష్ఠితైతి? యాజ్ఞవల్క్యుడు, శ్రద్ధాయాం ఇతి. యదా హి ఏవ శ్రద్ధత్తే అథ దక్షిణాం దదాతి శ్రద్ధాయాగ్మ్ హి ఏవ దక్షిణ ప్రతిష్ఠితేతి? సాకల్యుడు, యజమాని యజ్ఞము కొరకే ఋత్విక్కుకు దక్షిణ సమర్పిస్తున్నాడు. యజ్ఞమంత్రములను విధి విధాన నిర్వహణను ఋత్విక్కు నుండి దక్షిణ ఇచ్చి పొందుచున్నాడు. సరే, దక్షిణ దేనియందు ప్రతిష్ఠితమై ఉన్నది? యాజ్ఞవల్క్యుడు, శ్రద్ధయందు. శ్రద్ధ ఇవ్వాలనే కోరిక, భక్తితో కూడిన ఆస్తిక్య బుద్ధి, శ్రద్ధతో చేసినదే దక్షిణ, శ్రద్ధతో ఇచ్చినదే దక్షిణ, ఇతరుల కొరకై నిర్వర్తించినదంతా దక్షిణయే. సాకల్యుడు, కస్మిన్ను శ్రద్ధ ప్రతిష్ఠితైతి? యాజ్ఞవల్క్యుడు, హృదయ ఇతి. హోవాచ, హృదయేన హి శ్రద్ధాం జానాతి హృదయే హి ఏవ శ్రద్ధ ప్రతిష్ఠితా భవతి. సాకల్యుడు, శ్రద్ధ దేనియందు ప్రతిష్ఠితమై ఉన్నది? శ్రద్ధ దక్షిణ ఉంటున్నది ఎక్కడ? యజ్ఞానియందు ఉనికి కలిగి ఉంటున్నాయి. యాజ్ఞవల్క్యుడు, శ్రద్ధ, శ్రద్ధతో కూడిన దక్షిణ, ఈ రెండు కూడా హృదయమునందు స్థితి కలిగనవై ఉంటున్నాయి. ఎందుకంటే ఈ జీవునికి గల శ్రద్ధ హృదయమును అనుసరించే తెలియవచ్చుచున్నది. అందుచేత హృదయమునందే శ్రద్ధ ప్రతిష్ఠితమై ఉన్నదని తెలియవచ్చుచున్నది. హృదయమే ఈ జీవుని రూపము, లోకముల రూపము కూడా. సాకల్యుడు, ఇతి ఏవం ఏవైతత్ యాజ్ఞవల్క్య? సాకల్యుడు, ఓ యాజ్ఞవల్క్య మహనీయ, చాలా చక్కగా విశదీకరించి సమాధానము ఇచ్చారు. మీ ఈ సమాధానమును నేను ఒప్పుకుంటున్నాను. మంత్ర 22:3.9:22 కిందేవతో శ్యాం ప్రతీచ్యాం దిశ్యసీతి వరుణదేవత ఇతి స వరుణః కస్మిన్ ప్రతిష్ఠిత ఇత్యప్స్వితి కస్మిన్వాపః ప్రతిష్ఠితేతి రేతసితి కస్మిన్ను రేతః ప్రతిష్ఠితేతి ఇతి హృదయ ఇతి తస్మాదపి ప్రతిరూపం జాతమాహుర్హృదయాదివ సృప్తో హృదయాదివ నిర్మిత ఇతి హృదయే హేవ రేతః ప్రతిష్ఠితం భవతిత్యేవమేవే తద్ యాజ్ఞవల్క్య. 22 సాకల్యుడు, కిం దేవతో అస్యాం ప్రతిచ్యాం దిశ్యసీతి? యాజ్ఞవల్క్యుడు ఇ వరుణదేవత ఇతి. సాకల్యుడు మీ యొక్క ప్రతీచి దిశయందు పడమర దిశయందు ఏ దేవతారూపులే ఉన్నారు? ఏ దేవతను కలిగి ఉన్నారు? ఎవరిని ఉపాసిస్తున్నారు? యాజ్ఞవల్క్యుడు, పడమర దిక్కునందు నేను కలిగియున్న నేనేయున్న అధిష్ఠాన దేవత వరుణుడు. సాకల్యుడు, సవరుణః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి? యాజ్ఞవల్క్యుడు, అప్సితి. సాకల్యుడు, అట్టి వరుణదేవుడు ఇద్దానియందు ప్రతిష్ఠితులే ఉన్నారు. యాజ్ఞవల్క్యుడు, జలమునందు వరుణదేవుడు ప్రతిష్ఠితులే ఉన్నారు. వరుణుడు జలముల కారణస్వరూపుడు, జలము కార్యస్వరూపము. సాకల్యుడు, కస్మిన్ స్వాపః కస్మిన్సు ఆపః ప్రతిష్ఠిత ఇతి? యాజ్ఞవల్క్యుడు, రేతసి ఇతి. సాకల్యుడు, జలము ఇద్దానియందు ప్రతిష్ఠితమయ్యున్నది. యాజ్ఞవల్క్యుడు, జలము రేతస్సునందు ప్రతిష్ఠ కలిగియున్నది. రేతస్సు సృష్టి యొక్క కల్పన ఉత్సాహము, ఇంక్లినేషన్, ఇన్క్యూజాజం టు క్రియేట్. సాకల్యుడు, కస్మిన్ను రేతః ప్రతిష్ఠితం ఇతి? యాజ్ఞవల్క్యుడు, హృదయ ఇతి. సాకల్యుడు, అట్లాగా, బాగున్నది, మరి రేతస్సు ఎందులో ప్రతిష్ఠితమై ఉన్నది? యాజ్ఞవల్క్యుడు, రేతస్సు హృదయమునందు ప్రతిష్ఠితమై ఉన్నది. ఎందుకంటే రేతస్సు హృదయము యొక్క కార్యము, కామన డిజాయర్ అనునది కూడా హృదయ యొక్క వృత్తియే. అందుచేతనే ఈ తస్మాత్ అపి ప్రతిరూప జాతమాహోహ హృదయాదివ సృప్తో హృదయాదివ నిర్మిత ఇతి. హృదయే హి ఏవ రేతః ప్రతిష్ఠితం భవతి. బిడ్డెడు తండ్రి నుండి ఊడిబడ్డాడు అని జనులు అంటూ ఉంటారు కదా. కుమారుడు తండ్రి హృదయములోంచే బయలుదేర్చున్నాడు. ఆత్మవై పుత్ర నామాసి అంటారు కదా. తండ్రి వంటివాడే పురుషుడు అగుచున్నాడు. రేతస్సు హృదయమునందే బయల్వెడలి హృదయమునందే ఉంచబడినదిగా అగుచున్నది. రేతస్సు హృదయమునందే ప్రతిష్ఠితమయ్యున్నది. సమస్తము హృదయమునందే ఉన్నది. సాకల్యుడు, ఇత్యేవం ఏవైతత్ యాజ్ఞవల్క్య? సాకల్యుడు, స్వామి. యాజ్ఞవల్క్య, చాలా చక్కగా చెప్పుకొచ్చారు. మీరు చెప్పినది తప్పక యుక్తియుక్తము, నేను ఒప్పుకొంటున్నాను. మంత్ర 23.9.23 కిందేవతోస్యాముది చ్యాం దిశ్యసీతి సోమదేవతాయితి సా సోమః కస్మిన్ ప్రతిష్ఠితాయితి దీక్షాయామితి కస్మిన్ను దీక్షా ప్రతిష్ఠితేతి సత్య ఇతి తస్మాదపి దీక్షితమాహుర సత్యం వదేతి సత్యే హేవ దీక్ష ప్రతిష్ఠితేతి కస్మిన్ను సత్యం ప్రతిష్ఠితమితి హృదయ ఇతి హోవాచ హృదయేన హి సత్యం జానాతి హృదయే హేవ సత్యం ప్రతిష్ఠితం భవతిత్యేవమేవైతద్ యాజ్ఞవల్క్య 23. శాకల్యుడు, కిం దేవతో అస్యాం ఉదీచాం ఉత్తర దిక్కుగా దిశ్యసి ఇతి? యాజ్ఞవల్క్యుడు, సోమదేవత ఇతి. సాకల్యుడు, హే యాజ్ఞవల్క్య మహాశయ, ఇంకా కూడా చెప్పండి. ఉత్తర దిక్కునందు మీరు ఏ దేవతా రూపము కలిగి ఉన్నారు? ఏ దేవతా రూపులై ఉన్నారు? యాజ్ఞవల్క్యుడు, సోముడు అను దేవతను ఉత్తర దిశయందు కలిగి ఉన్నాను. లేక ఆత్మనగు నేను ఉత్తర దిక్కుయందు సోమదేవతా స్వరూపముగా ప్రదర్శనమగుచున్నాను. సోముడు చంద్రదేవత. సాకల్యుడు, ససోమః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి? యాజ్ఞవల్క్యుడు, దీక్షాయాం ఇతి. సాకల్యుడు, ఆ సోముడు యద్దానియందు ప్రతిష్ఠితమై ఉన్నారు. యాజ్ఞవల్క్యుడు, దీక్ష పట్టుదల రూపమునందు ప్రతిష్ఠితులై ఉన్నారు. నా దీక్షయే సోముడు. సాకల్యుడు, కస్మిన్ను దీక్షా ప్రతిష్ఠితితి? సాకల్యుడు, దీక్ష ఇద్దానియందు ప్రతిష్ఠితమై ఉన్నది. యాజ్ఞవల్క్యుడు, సత్య ఇతి. తస్మాదపి దీక్షితం ఆహోహ సత్యం వదేతి. సత్యే హి ఏవ దీక్షా ప్రతిష్ఠిత ఇతి. యాజ్ఞవల్క్యుడు, దీక్ష సత్యము యం సత్ నందు ప్రతిష్ఠితమయ్యున్నది. అందుచేతనే విద్వాంసులు దీక్ష కలవానిని చూచినప్పుడు సత్యము నందు దీక్షితుడై ఉన్నాడు అని అంటూ ఉంటారు. కారణము అయిన సత్యము జారిపోతే దీక్ష కూడా జారిపోతుంది. దీక్ష అనునది సత్యమునందే ప్రతిష్ఠితమయ్యున్నది. సాకల్యుడు కస్మిన్ను సత్యం ప్రతిష్ఠితం ఇతి. సాకల్యుడు, అట్లా అయితే సత్యము దేనియందు ప్రతిష్ఠితమయ్యున్నది? యాజ్ఞవల్క్యుడు, హృదయ ఇతి హోవాచ. హృదయేన హి సత్యం జానాతి, హృదయే హి ఏవ సత్యం ప్రతిష్ఠితం భవతి ఇతి. యాజ్ఞవల్క్యుడు, సత్యము హృదయమునందే ప్రతిష్ఠితమయ్యన్నది. ఎందుచేతనంటే ఈ జీవుడు సత్యమును తెలుసుకునేది హృదయముతోనే కదా. కాబట్టి సత్యము హృదయమునందే చోటు కలిగియున్నది. హృదయమే సత్యమునకు స్థానము. ఈ సమస్తము ఉన్నది నా హృదయమునందే. సాకల్యుడు, ఇతి ఏవం ఏవైతత్ యాజ్ఞవల్క్య. సాకల్యుడు, మీరు చెప్పిన వివరాలు నాకు సంతోషము కలుగజేస్తున్నాయి. హే యాజ్ఞవల్క్య, మీరు చెప్పినది నేను హృదయపూర్వకముగా ఒప్పుకుంటున్నాను. మంత్ర 24.3.9.24 కిందేవతో శ్యాం ధ్రువాయాం దిశ్యసిత్యగ్నిదేవత ఇతి సోగ్నేహ కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి వాచీతి కా స్మిన్ను వాక్ ప్రతిష్ఠితేతి హృదయ ఇతి కస్మిన్ను హృదయం ప్రతిష్ఠితమితి. 24 శాకల్యుడు, కిం దేవతో అస్యాం ధ్రువాయాం దిశ్యసి ఇతి. యాజ్ఞవల్క్యుడు, అగ్ని దేవత ఇతి. శాకల్యుడు, మహనీయ. యాజ్ఞవల్క్య, ధ్రువనక్షత్రము మొదలైన నక్షత్ర మండలములతో కూడిన ఊర్ధ్వదిక్కునందు ఏ దేవతను మీరు ఉపాసిస్తున్నారు? ఏ దేవతా రూపులై ఉన్నారు? యాజ్ఞవల్క్యుడు, ఊర్ధ్వదిక్కు సూర్యమండల ప్రభావముతో నిరంతరము మండుచూ ఉండటంచేత ధ్రువము అని పిలువబడుతోంది. అట్టి ఊర్ధ్వదిక్కునందు అగ్నిస్వరూపుడనే అగ్నిదేవుని దేవతగా కలిగియున్నాను. సాకల్యుడు, సో అగ్నేహ కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి. యాజ్ఞవల్క్యుడు, వాక్చ ఇతి. సాకల్యుడు, ప్రకాశస్వరూపమగు అగ్ని దేనియందు ప్రతిష్ఠితమై ఉన్నది? యాజ్ఞవల్క్యుడు, అగ్ని వాక్కునందు ప్రతిష్ఠితమయ్యున్నది. సాకల్యుడు, కస్మిన్ను వాక్ ప్రతిష్ఠితేతి? యాజ్ఞవల్క్యుడు, హృదయ ఇతి. సాకల్యుడు, ఓహో, బాగు. అయితే వాక్కు యద్దానియందు ప్రతిష్ఠితమయ్యున్నది? యాజ్ఞవల్క్యుడు, వాక్కుకు స్థానము హృదయమే. వాక్కు హృదయమునందు ప్రతిష్ఠితము అయి ఉన్నది. సాకల్యుడు, కస్మిన్ను హృదయం ప్రతిష్ఠితం ఇతి. సాకల్యుడు, హే మహానుభావ. యాజ్ఞవల్క్య, మీరు ఇదంతా హృదయములోనే ఉన్నది అని పలుకుచూ వస్తున్నారు కదా, ఇంతకీ హృదయము ఎక్కడ ఉన్నది? ఇద్దానియందు ఉన్నది. హృదయము అనుదానికి స్థానమేది? గుండెలోనా, లేక ఇంకెక్కడన్నానా, మరొక వేరైన దానిలోనా? హృదయము అనేది ఉన్నదా? మంత్ర 25.3.9.25 అహల్లికేతి హోవాచ యాజ్ఞవల్క్యో యత్రేతదన్యత్రాస్మన్మన్యాసై యధ్యేతదన్యత్రాస్మత్స్యాచ్వానో వైనదద్యుర్వయాగ్నిసి వైనద్విమత్నిరన్నితి. 25 అహల్లికేతి హోవాచ యాజ్ఞవల్క్యో యత్ర ఏతత్ అన్యత్ర అస్మన్ మన్యాసై యధ్యేతత్ యత్ హి ఏతత్ అన్యత్ర అస్మత్స్యాచ్వానో వైనదద్యః వయాగ్నిసి వైనద్వి మధ్వీరన్ ఇతి. యాజ్ఞవల్క్యుడు, ఓ శాకల్య మహాశయ, పగలు త్రాగి ఉండే ఓ ప్రేతము వలె మూఢత్వము వహించి ఉండకండి. హృదయము ఈ శరీరమునకే ఆత్మ. అట్టి హృదయము మరొకచోట ఎక్కడో ఉన్నదని అనుకుంటున్నారా ఏమి? ఒకవేళ ఈ హృదయము మరొకచోట ఉన్నదని తలచితే అప్పుడిక ఈ మీ భౌతిక శరీరము కుక్కలుచే పీక్కు తినబోవునదిగా, లేక పక్షులు ముక్కలు ముక్కలుగా చేసి పలహారము చేయనదిగా అనుకోవలసి వస్తుంది. కనుక హృదయము మీకు వేరుగా మరొక్కచోట ఉన్నట్టిది కాదు, మీకు వేరుగా ప్రతిష్ఠితమై లేదు. మీయందే హృదయమున్నది, మీ హృదయమునందే శరీరము ఉన్నది. అనుభవమయ్యేదంతా హృదయమే అధిష్ఠానముగా కలిగి ఉన్నది. ఆలోచనలు భావనలు బయలుదేర్చున్న స్థానమే హృదయము. మంత్ర 23.9.26 కస్మిన్ను త్వం చాత్మా చ ప్రతిష్ఠితౌ స్థ ఇతి ప్రాణ ఇతి కస్మిన్ను ప్రాణః ప్రతిష్ఠిత ఇత్యపాన ఇతి కస్మిన్వపానః ప్రతిష్ఠిత ఇతి, వ్యాన ఇతి, కస్మిన్ను వ్యానః ప్రతిష్ఠిత ఇత్యదాన ఇతి, కస్మిన్ను దానః ప్రతిష్ఠిత ఇతి, సమాన ఇతి. స ఏష నేతి నేత్యాత్మా గృహ్యో నహి గృహ్యతే సిర్యో నహి సీర్యతే సంగో నహి సజ్యతే స్థో న వ్యథతే న రిష్యత్యేతానిష్టవ ఇతనానిష్టవ లోక అష్టౌ దేవ అష్టౌ పురుషాః. స యస్తాన్ పురుషాన్ నిరుహ్య ప్రత్యుహ్యాత్యక్రామత్తం త్వోపనిషదం పురుషం పృచ్ఛామి తం చేన్మే న వివక్ష్యసి మూర్ధా తే విపతిష్యతీతి తగ్మః న మేనే సాకల్యస్తస్యః మూర్ధా విపపాత అపి హాస్య పరిమోషణస్థీన్యపజహృరణ్యన్మన్యమాన. 26 26 సాకల్యుడు కస్మిన్ను త్వం చ ఆత్మా చ ప్రతిష్ఠితౌ స్థా ఇతి. యాజ్ఞవల్క్యుడు ప్రాణ ఇతి. సాకల్యుడు కస్మిన్ను ప్రాణః ప్రతిష్ఠిత ఇతి. యాజ్ఞవల్క్యుడు అపాన ఇతి. సాకల్యుడు మీరు మీ ఆత్మ ఎందులో ప్రతిష్ఠితమై ఇప్పుడున్నారో అది చెప్పండి. యాజ్ఞవల్క్యుడు ప్రాణమునందు నేను నా ఆత్మ ప్రతిష్ఠాపితమై లేక ప్రతిష్ఠితమై ఉన్నాము. సాకల్యుడు ప్రాణము ఎందులో ప్రతిష్ఠితమై ఉన్నది. యాజ్ఞవల్క్యుడు ప్రాణము ఆపానమునందు ప్రతిష్ఠితమయ్యున్నది. సాకల్యుడు కస్మిన్ అపానః ప్రతిష్ఠిత ఇతి. యాజ్ఞవల్క్యుడు వ్యాన ఇతి. సాకల్యుడు కస్మిన్ను వ్యానః ప్రతిష్ఠిత ఇతి. యాజ్ఞవల్క్యుడు ఉదాన ఇతి. సాకల్యుడు కస్మిన్ ఉదానః ప్రతిష్ఠిత ఇతి. యాజ్ఞవల్క్యుడు సమాన ఇతి. సాకల్యుడు మరి అపానము ఎందులో ప్రతిష్ఠితమయ్యున్నది. యాజ్ఞవల్క్యుడు వ్యానమునందు ప్రతిష్ఠితమై ఉన్నది. సాకల్యుడు ఇక వ్యానము ఎందులో ప్రతిష్ఠితమయ్యున్నది. యాజ్ఞవల్క్యుడు ఉదానమునందు. సాకల్యుడు అట్లాగా, సరే, మరి ఉదానము ఎందులో ప్రతిష్ఠితమయ్యున్నది? యాజ్ఞవల్క్యుడు సమాన ప్రాణమునందు. స ఏష నైతి నైతి నేతి నేతి ఇతి ఆత్మా అగృహ్యో నహి గృహ్యతే అసిర్యో నహి సీర్యతే అసంగో నహి సజ్యతే అసితో నవ్యధతే నరిష్యతి ఏతాని అష్టవైతనాని అష్టౌ లోక అష్టౌ దేవ అష్టౌ పురుషాః. స యస్తాన్ పురుషాన్ నిరుహ్య ప్రత్యుహ్య అత్యక్రామత కౌపనిషదం పురుషం పృచ్ఛామి తం చేత్మే న వివక్ష్యసి మూర్ధతే విపతిష్యతి ఇతి. ఓ సాకల్య, 1 ఈ శరీరము, 2 హృదయము, ఈ రెండు కూడా పంచప్రాణముల చేత ఒకదానిలో మరియొకటి ఉంచబడినవై ఎరుగుట అనురూపముగల విజ్ఞానము యొక్క ఉపయుక్తము కొరకై నియమితములుగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పుడు మనము ఈ సమస్తము ఎవనిచేత నియమితమై ఉన్నాయో, ఎవనియందు వస్త్రపు మడతలో కాగితము వలె ఈ సమస్తము ఉన్నదో, అట్టి నిరుపాధిక బ్రహ్మము గురించి ఇది కాదు, ఇది అని నిర్ణయము చేసుకోవలసియున్నది. సుమా, నేతి నేతి అను వాక్యములచేత ఈ కనబడే స్వానుభవమంతా దృశ్య, దేహ, మనో, బుద్ధి, చిత్తములతో సహా దాటివేస్తేనే ఆత్మస్వానుభవముగా సిద్ధించగలదు. ఆత్మ గ్రహించబడుచున్న ఏ వస్తువు కాదు కనుక గ్రహింపశక్యము కానిది. శిథిలము కానట్టిది కాబట్టి అశిథిలము. అది అసంగము కనుక సంగమునకు, ఇట్టి సంబంధమునకు విషయం కాదు. సర్వదా ఏ వ్యధను పొందనిది కనుక దుహఖరహితము, బద్ధరహితము. అట్టి ఆత్మ పృథివీ మొదలైన 8 అష్ట స్థానములను, అగ్నిలోకము మొదలైన 8 లోకములను, 8 దేవతలను, 8 పురుషులను కల్పించుకుని వినోదము ఆస్వాదిస్తోంది. ఈ 8 మంది పురుషుల తత్వమును కల్పనగా తెలుసుకుని ఎవ్వరు హృదయంలో సమస్తము ఉపసంహారం చేసుకుని అతిక్రమిస్తారో, అట్టి ఉపనిషత్తులతో ప్రతిపాదించుచున్న పరమపురుషుడు ఎవరు? ఓ శాకల్య, అట్టి పరమాత్మ గురించి నేను మిమ్ములను ప్రశ్నిస్తున్నాను. అట్టి పరమాత్మ గురించి మీరు చెప్పాలి. అది నీవే అని నీకు తెలియకపోతే నీతల తెగగలదు. మీరు ఎవరు? ఆ పరమాత్మ ఎవరు? నేనెవరూకి చెప్పండి. తం హ న మేనే సాకల్య తస్య హ మూర్ధ విపపతాపి హాస్య పరిమోషినో అస్థన్య పజహ్రహ అన్యన్మన్యమానాహ సాకల్యుడు ఆత్మస్వరూపమును స్వాభావికమగు స్వస్వరూపముగా ఎరిగి ఉండకపోవటంచేత తిరస్కారభావం వహించారు. అప్పుడు ఆతని శిరస్సు నిజంగానే భిన్నమై పడిపోయింది. అప్పుడు ఆతని శిష్యులు బ్రాహ్మణ శాపగ్రస్తుడైన సాకల్యుని భౌతిక దేహమును అగ్నికి సమర్పించారు. ఊర్ధ్వలోకగతులకే ఆతని అస్థికలను నిమజ్జనముకే తీసుకొనిపోసాగారు. అప్పుడు కొందరు దొంగలు ఆ శిష్యుల వద్ద ధనముతోబాటు అస్థికలను దొంగిలించటము జరిగింది. అందువలన బ్రహ్మవేత్తలను అవమానించు వారికి ఇహపరలోకములు రెండూ ఉండవు అని చెప్పబడుతోంది. మంత్ర 27.9.27 అథ హోవాచ బ్రాహ్మణ భగవంతో యో వహ కామేతే సమా పృచ్ఛతు సర్వే వామా పృచ్ఛతయో వహ కామేతే తం వహ పృచ్ఛామి సర్వాన్వా వహ పృచ్ఛామితి తే హ బ్రాహ్మణ నదధృషః. 27.27 అథ హోవాచ అయ్యాజ్ఞవల్క్యోవాచ బ్రాహ్మణ భగవంతో యో వహ కామేతే సమా పృచ్ఛతు సర్వే వామా పృచ్ఛత యో వహ కామేతే తం వహ పృచ్ఛామి సర్వాన్వా వహ పృచ్ఛామి ఇతి తేహ బ్రాహ్మణ నదధృషః. యాజ్ఞవల్క్యుడు, పూజ్యులగు బ్రహ్మాణోత్తములారా, ఇంకా కూడా మీలో ఎవ్వరు ఏమి కోరుకుంటారో అది మీరు తప్పకుండా అడగవచ్చు. లేదా మీరందరూ కలిసి నన్ను మీరు కోరుకున్నట్లుగా ప్రశ్నించనవచ్చు కూడా. లేక మీలో మీరందరూ కలిసి ఎవరిని ఎన్నుకుంటారో వారిని ప్రశ్నించగలను. లేదా మిమ్ములను అందరినీ కలిపి కూడా ప్రశ్నించటానికి నేను సిద్ధముగా ఉన్నాను. అప్పుడు ఆ సభలోని బ్రాహ్మణులు ఎవ్వరూ యాజ్ఞవల్క్యుని ప్రశ్నించటానికి ఉద్దేశ్యము చేయలేకపోయారు. మంత్ర 28.3.9.28 తాన్హైతయః శ్లోకయః పప్రచ్ఛ యథా వృక్షో వనస్పతిస్తథైవ పురుషోముషా తస్య లోమాని పన్నాని త్వగస్యోత్పాటికా బహ్యః 1 త్వచ ఏవాస్య రుధిరం ప్రస్యంది త్వచ ఉత్పటః తస్మాత్ తదతరుణాత్ ప్రైతి రసో వృక్షాదివాహతాత్. 2 మాంసాన్యస్య శకరాణి కినాటం స్నావ తత్స్థిరం అస్థేన్యంతరతో దారుణి మజ్జ మజ్జోపమా కృత. 3 యద్వృక్షో వృప్నో రోహతి మూలాన్నవతరః పునః మర్త్యః స్విన్నుత్యిన వృప్నః కస్మాన్మూలాత్ర రోహతి. 4 రేతస ఇతి మా వోచత జీవతస్తత్ప్రజాయతే ధానారుహ ఇవ వై వృక్షోంజస ప్రేత్య సంభవః. 5 యత్సమూలమావుహేర్ వృక్షం న పునరభవేత్ మత్యః స్విన్ముఖ్యినా వృక్నః కస్మాన్ములాత్ప్రరోహతి. 6 జాత ఏవ న జాయతే కో న్వేనం జనేత్ పునః విజ్ఞానమానందం బ్రహ్మరాతిర్దాతుః పరాయణం తిష్టమానస్య తద్విదా ఇతి. 7.28 ఇతి నవమం బ్రాహ్మణం. 28 తాన్ హైతయః శ్లోకయః పప్రచ్ఛ యథా వృక్షో వనస్పతయః తథైవ పురుషో అమూష తస్య లోమాని పర్ణాని త్వక్ అస్య ఉత్పాటికా బహ్యః త్వచ ఏవ అస్య రుధిరం పశ్యంది త్వచ ఉత్పటః తస్మాత్ తదా తృణానాత్ ప్రైతి రసో వృక్షాది వాహతాత్ మాంసాని యస్య అస్య శకరాణి కినాటం స్నావ తత్ స్థిరం అస్థీని అంతరతో దారుణి మజ్జ మజ్జోపమా కృత. యాజ్ఞవల్క్యుడు, ఓ సభలో ఉన్నట్టి ఆత్మానంద స్వరూపులారా, నా ప్రశ్న వినండి. ఏ విధంగా ఒక మహావృక్షము విశాలమైన విశేషములతో కూడుకొని ఉంటోందో ఆ విధంగా ఈ పురుషుడు జీవుడు సత్యస్వరూపుడు. వృక్షమునకు ఆకులు వంటివే ఈ పురుషుని దేహము రోమము. ఈ దేహము చెట్టుకు బెరడువలే బాహ్యమున చర్మముతో కప్పబడి ఉన్నది. అనగా ఈ దేహము యొక్క చర్మము వృక్షము యొక్క బెరడు వంటిది. చర్మమును గిల్లితే రక్తము స్రవిస్తుంది. వృక్షం యొక్క బెరడు నుండి జిగురు స్రవిస్తూ ఉంటుంది. గాటు పెట్టబడిన చెట్టు నుండి జిగురు స్రవిస్తున్నట్లే గాటు పెట్టబడిన శరీరము నుండి రక్తము స్రవిస్తోంది. శరీరములో మాంసము చెట్టు బెరడులోపలి గుజ్జు, నరములు కినాటము చెట్టు లోపలి వస్త్రము వంటి పొర, బొమికలు కాండము లోపలి గట్టి పదార్థములు. శరీరంలో మజ్జ చెట్టులో గుజ్జు వంటిది. ఈ విధంగా వృక్షమునకు ఈ భౌతిక శరీరమునకు తేడా లేదు. యత్ వృక్షో వృకోణారోహతి మూలాన్ న అవతరః నవరతః పునః చెట్టును నరికిన తరువాత కూడా మరల చిగుర్లు చిగురిస్తున్న తీరుగా మృత్యువుచే నరకబడి దేహము నశించగా జీవుని దేహతత్వభావన నుండి మరలా మరొక దేహము చిగురిస్తోంది. మరణించినవాడు దేహి తిరిగి మరొక శరీరముతో జనిస్తున్నాడు. ఇత్యేవ పునర్జన్మ. అవునా? మత్యః స్విన్ మృత్యునా వృకణాః కస్మాన్ మూలాత్ ప్రరోహతి త్రేతస ఇతి మా అవోచత. జీవతస్త్రత్ ప్రజాయతే ధానారుహాయివ వై వృక్షో అంజసా ప్రేత్య సంభవః యత్ సమూలం ఆవృహేయః. ఇప్పుడు ప్రశ్న. మృత్యువుచే శరీరము నాశనము చేయబడగా అప్పుడు ఆ వ్యక్తి ఏ మూలము నుండి మరల మరొక శరీరములో ఆవిర్భవిస్తున్నాడు? రేతస్సు నుండి అని ఎవరైనా అంటారా? సభలో కొద్దిమంది అవును, రేతస్సు నుండే కదా. యాజ్ఞవల్కీయుడు త్రేతస్సు నుండి, శుక్లము నుండే అని ఎట్లా అంటారు? రేతస్సు అననది బ్రతికి ఉన్నవారి దేహమునకు సంబంధించినది మాత్రమే కదా. మరణించినవాడికి రేతస్సు అననదేమున్నది? వృక్షంన పునః ఆభవేత్. చెట్టు నరకబడినప్పటికీ మరల చిగురించటం కనిపిస్తోంది. చెట్టు కాండమునుంచే కాకుండా విత్తనము నుండి కూడా మొలకెత్తుచున్నది కదా. చెట్టును వేళ్లతో సహా పెకలించివేస్తే ఇక మరల చిగురించదు. మత్యః స్విన్ మృత్యునా వృకణాః కస్మాన్ మూలాత్ ప్రరోహతి జాత ఏవ న జాయతే కోన్వేనం జనేత్ పునః విజ్ఞానం ఆనందం బ్రహ్మరాత్యః ధాతోః పరాయణం తిష్టమానస్య తత్విదైతి. మరి మరణించిన మానవుడు జీవుడు ఏముల నుండి ఏములము నుండి మరల మరొక దేహముతో ఉత్పన్నమగుచున్నాడు? ఈ పురుషుడు పుట్టియే ఉన్నాడు కదా అనునది సమాధానము కాజాలదు. ఈ జీవుడు మరల ఎక్కడి నుండి పుట్టుచున్నాడు అనునదే ఇక్కడి ప్రశ్న. చెప్పండి, జన్మకుగాని పునర్జన్మకుగాని జననస్థానము ఏది? ఆత్మజులైన సభికులందరికీ నమస్కరిస్తూ నేను చెప్పు సమాధానము దయచేసి వినండి. ఈ దేహములకు, ఈ ఇంద్రియములకు, ఈ ఇంద్రియానుభవ జగత్తుకు, ఈ అనుభవమగు జీవునకు టు బి ఎక్స్పీరియన్స జననస్థానము విజ్ఞాన ఆనందములే. నొయిన్ ఆండ్ ఎక్స్పీరియన్సిన్. ఆ విజ్ఞాన ఆనందములు బ్రహ్మముచే సంపదలుగా సృష్టిని వినోదము కొరకై ప్రసాదించబడినవి. బ్రహ్మమును ఎరిగినవాడు బ్రహ్మమే. నేనే బ్రహ్మమును, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, నీవు బ్రహ్మమే అయి ఉన్నావు. సర్వమునకు పుట్టి తాను పుట్టని స్థానముగా బ్రహ్మము గమనించబడునుగాక. మనమందరము సర్వదా అయి ఉన్న బ్రహ్మమునకు బ్రహ్మాంజలి. ఇతి బృహదారణికోపనిషత్ పంచమాధ్యాయే సాకల్య బ్రాహ్మణం నామ నవమ బ్రాహ్మణం సమాప్తం. బృహదారణికోపనిషత్ పంచమాధ్యాయః సమాప్తః.